గచ్చేయం దధీరం దేవా దేవా దధీరం గచ్చేయం దధీరం గచ్చేయం గచ్చేయం దధీరం దధీరం గచ్చేయం పురోధాం పురోధాం గచ్చేయం దధీరం దధీరం గచ్చేయం పురోధాం గచ్చేయం పురోధాం పురోధాం గచ్చేయం గచ్చేయం పురోధామితి పురోధాం గచ్చేయం గచ్చేయం పురోధామితి పురోధామితి పురోధాం పురోధామితి సహ ఇది పురోధాం పురోధామితి సహ పురోధామితి పురోధాం ఇది సహ ఇది స ఏతమేతగుంస ఇది స ఏతం స ఏతమేతగుంస స ఏతంచతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమేతగుంస స ఏతంచతుర్విగుంశతి రాత్రం ఏతంచతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమేతమేతంచతుర్విగుంశతి రాత్రమపశ్యత పశ్యచతుర్విగుంశతి రాత్రమేతమేతంచతుర్విగుంశతి రాత్రమపశ్యత చతుర్విగుంశతి రాత్రమపశ్యత పశ్యచతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమపశ్యత్తం తమపశ్యచతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమపశ్యత్తం చతుర్విగుంశతి రాత్రమితి చతుర్విగుంశతి రాత్రం అపశ్యత్తం తమపశ్యత పశ్యత్తమా తమపశ్యత పశ్యత్తమా తమాతం తమాహరద హరదాతం తమాహరత్ ఆహరద హరదాహరత్తేన తేనాహరదాహరత్తేన ఆహరత్తేన తేనాహరదహరత్తేనాయజతాయజతేనాహరదహరత్తేనాయజత తేనాయజతాయజతేనతేనాయజతతస్తతో యజతేనతేనాయజతత అయజతతస్తతో యజతాయజతతో వై వై తతో యజతాయజతతో వై తతో వై వైతతస్తతో వై తస్మై తస్మై వైతతస్తతో వై తస్మై వై తస్మై తస్మై వై వై తస్మై శ్రచ్ఛత్తస్మై వై వై తస్మై శ్రద్ తస్మై శ్రచ్ఛత్ తస్మై తస్మై శ్రద్దేవా దేవాశ్రత్తస్మై తస్మై శ్రద్దేవా దేవాశ్రచ్ఛద్దేవా అదధతాదధత దేవాశ్రచ్ఛద్దేవా అదధత దేవా అదధతాదధత దేవా దేవా అదధతాగచ్చత గచ్చత దధత దేవా దేవా అదధతాగచ్చత అదధతాగచ్చత గచ్చదధతాదధతాగచ్చత్ పురోధాం పురోధామగచ్చత దధతాదధతాగచ్చత్ పురోధాం అగచ్చత్ పురోధాం పురోధామగచ్చత గచ్చత్ పురోధాయ్యే పురోధామగచ్చత గచ్చత్ పురోధాయ్యే పురోధాయ్యే పురోధాం పురోధాయ్య ఏమేవ్యే పురోధాం పురోధాయ్య ఏం పురోధామితి పురహధాం ఏమేవ్యేయ ఏం విద్వాగుంశో విద్వాగుంశ ఏవ్యేయ ఏం విద్వాగుంశ ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమేం విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రం విద్వాగుంస ఏమేం విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రం విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రం విద్వాగుంసో విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రమాసమాసదే చతుర్విగుంశతి రాత్రం విద్వాగుంసో విద్వాగుంసశ్చతుర్విగుంశతి రాత్రమాసదే చతుర్విగుంశతి రాత్రమాసదాసదే చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమాసదే శ్రచ్ఛదాసదే చతుర్విగుంశతి రాత్రం చతుర్విగుంశతి రాత్రమాసదే శ్రుత చతుర్విగుంశతి రాత్రమితి చతుర్విగుంశతి రాత్రం ఆసదే శ్రచ్ఛదాసద ఆసదే శ్రుదేభ్య ఏభ్య శ్రదాసద ఆసదే శ్రుదేభ్య శ్రుదేభ్య ఏభ్య శ్రచ్ఛదేభ్యో మనుష్యా మనుష్యా ఏభ్య శ్రచ్ఛదేభ్యో మనుష్యా ఏభ్యో మనుష్యా మనుష్యా ఏభ్యో మనుష్యా దధతే మనుష్యా ఏభ్యో మనుష్యా దధతే మనుష్యా దధతే దధతే మనుష్యా మనుష్యా దధతే గచ్చంది గచ్చంది దధతే మనుష్యా మనుష్యా దధతే గచ్చంది దధతే గచ్చంది గచ్చంది దధతే దధతే గచ్చంది పురోధాం పురోధాం గచ్చంది దధతే దధతే గచ్చంది పురోధాం గచ్చంది పురోధాం పురోధాం గచ్చంది గచ్చంది పురోధాం జ్యోతి జ్యోతి పురోధాం గచ్చంది గచ్చంది పురోధాం జ్యోతి పురోధాం జ్యోతి జ్యోతి పురోధాం పురోధాం జ్యోతిర్గౌర్గౌర్జ్యోతి పురోధాం పురోధాం జ్యోతిర్గౌ పురోధామితి పురహధాం జ్యోతిర్గౌర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయుర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయు గౌరాయుర్గౌర్గౌరాయుర్దీత్యాయుర్గౌర్గౌరాయుర్ది ఆయుర్దిత్యాయుర్దిత్రియ్రియ్రియ్రియ్రియ్రియ్రియ్రియ్రియ్రియ్రియ్యంభవంతిభవంతిభవంతియమియంభవంతిభవంతియమ్ ఇయం వావేయమియం వావ్యోధర్జ్యోధర్వావేయమియం వావ్యోధి వావ్యోధర్జ్యోధర్వావ్యోధిరంతరిక్షమంతరిక్షంజ్యోధర్వావ్యోధిరంతరిక్షంజ్యోధర్వావ్యోధిరంతరిక్షంజ్యోధర్జ్యోధిరంతరిక్షంగౌర్గౌరంతరిక్షంజ్యోధర్జ్యోధిరంతరిక్షంగౌ అభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్యభిపూర్వమిత్ పూర్వమభిపూర్వమే సువర్గం అభిపూర్వమిపూర్వం ఏవర్గం సువర్గమేవ సువర్గం లోకం లోకగం సువర్గమేవ సువర్గం లోకం సువర్గం లోకం లోకగం సువర్గం సువర్గం లోకమభ్యారోహంత్యభ్యారోహంతి లోకగం సువర్గం సువర్గం లోకమభ్యారోహంతి సువర్గమిది సువర్గం లోకమభ్యారోహంత్యభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంత్రమసత్రమభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంత్రం అభ్యారోహంత్రమసత్రమభ్యారోహంత్యభ్యారోహంత్రం వై వాసత్రమభ్యారోహంత్యభ్యారోహంత్రం వై అభ్యారోహంతీత్యభి ఆరోహంతి అసత్రం వై వాసత్రమసత్రం వా ఏతదేతద్వా అసత్రమసత్రం వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్యేతద్వై వా ఏతద్యత్ ఏతద్యేతదేతద్యత ఛందోమమ ఛందోమయ్యేతదేతద్యత ఛందోమం యద ఛందోమమ ఛందోమయ్యేత్యత ఛందోమయ్యేత్యత ఛందోమయ్యేత్యత ఛందోమయ్యేత్ అఛందోమయ్యేత్యత ఛందోమమ ఛందోమయ్యేత్ ఛందోమాశ్చందోమా యద ఛందోమమ ఛందోమయ్యేత్ ఛందోమా అఛందోమమిత్యఛందాత్మం యచ్ఛందోమాశ్చందోమా యద్యచ్ఛందోమా భవంతి భవంతి ఛందోమా యద్యచ్ఛందోమా భవంతి ఛందోమా భవంతి భవంతి ఛందోమాశ్చందోమా భవంతి తేన తేన భవంతి ఛందోమాశ్చందోమా భవంతి తేన ఛందోమా ఇది ఛందమాన తేన తేన భవంతి భవంతి తేన సత్రగో సత్రం తేన భవంతి భవంతి తేన సత్రం తేన సత్రగో సత్రం తేన తేన సత్రం దేవతా దేవతా సత్రం తేన తేన సత్రం దేవతా సత్రం దేవతా దేవతా సత్రగో సత్రం దేవతా ఏవైవ దేవతా సత్రగో సత్రం దేవతా ఏవ దేవత ఏవైవ దేవతా దేవతా ఏవ పృష్ఠై పృష్ఠైరేవ దేవతా దేవతా ఏవ పృష్ఠై ఏ పృష్ఠై పృష్ఠైరేవ పృష్ఠైరవా పృష్ఠైరేవ పృష్ఠైరవ పృష్టైరవరుంధతే రుంధతే పశూన్ పశూన్ రుంధతే వరుంధతే పశూన్ రుంధతే పశూన్ పశూన్ రుంధతే పశూన్ చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయంతి చతుర్వింశతిరాత్రోయం కామయంతా కామయంతా వర్తిమవర్తిమకామయంతా కామయంతా వర్తిం పాప్మానం పాప్మానమవర్తిమకామయంతా కామయంతా వర్తిం పాప్మానం అవర్తిం బాత్మానం బాత్మానమవర్తిమవర్తిం బాత్మానం మృత్యుం మృత్యుం బాత్మానమవర్తిమవర్తిం బాత్మానం మృత్యుం ఆత్మానం మృత్యుం మృత్యుం బాత్మానం బాత్మానం మృత్యుమభహత్యాభహత్య మృత్యుం బాత్మానం బాత్మానం మృత్యుమభహత్య మృత్యుమభహత్యాభహత్య మృత్యుం మృత్యుమభహత్య దైవీం దైవీమభహత్య మృత్యుం మృత్యుమభహత్య దైవీం అభహత్య దైవీం దైవీమభహత్యాభహత్య దైవీకో సమూసరకో సమూసరం దైవీమభహత్యాభహత్య దైవీకో సమూసరం అవహత్యేత్యవాహత్య దైవీకో సమూసరకో సమూసరం దైవీం దైవీకో సమూసరం గచ్చేమ గచ్చేమ సమూసరం దైవీం దైవీకో సమూసరం గచ్చేమ సమూసరం గచ్చేమ గచ్చేమ సమూసరమో సమూసరం గచ్చేమేది గచ్చేమ సమూసరమో సమూసరం గచ్చేమేది సమూసరమితి సంసదం గచ్చేమేది గచ్చేమ గచ్చేమేది తేత ఇది గచ్చేమ గచ్చేమేది తేత ఇది తిత ఏతమేతంత ఇది తిత ఏతం త ఏతమేతం దేత ఏతం చతుర్విమోషిత రాత్రం చతుర్విమోషిత రాత్రమేతం దేత ఏతం చతుర్విమోషిత రాత్రం ఏతం చతుర్విమోషిత రాత్రం చతుర్విమోషిత రాత్రమేతమేతం చతుర్విమోషిత రాత్రమపశ్యన్ అవశ్యగ్రశ్చతుర్విమోషిత రాత్రమేతమేతం చతుర్విమోషిత రాత్రమపశ్యన్ చతుర్విమోషిత రాత్రమపశ్యన్ అవశ్యగ్రశ్చతుర్విమోషిత రాత్రం చతుర్విమోషిత రాత్రమపశ్యంతమవశ్యగ్రశ్చతుర్విమోషిత రాత్రం చతుర్విమోషిత రాత్రమపశ్యంతం చతుర్విమోషతి రాత్రమితి చతుర్విమోషతి రాత్రం అవశ్యంతమవశ్యన్నపశ్యంతమాదమవశ్యన్నపశ్యంతమా తమాదంతమాహరన్నహరన్నాదంతమాహరన్ ఆహరన్నహరన్నాహరంతేనాహరన్నాహరంతేన ఆహరంతేన తేనాహరన్నహరంతేన ఇదంతా ఇదంతతేనాహరన్నహరంతేన ఇదంత తేనా ఇదంతా ఇదంతతేన తేనా ఇదంతతస్తదో ఇదంతతేన తేనా ఇదంతతః అయదంతతస్తతో ఇదంతా ఇదంతతతో వై వై తతో ఇదంతా ఇదంతతతో వై తతో వై వై తదస్తతో వై తే వై తదస్తతో వై తే వై తే వై వై తేవత్యమవత్యం తే వై వై తేవత్యం తేవత్యమవత్యం తే దేవత్యం పాప్మానం పాప్మానమవత్యం తే దేవత్యం పాప్మానం అవత్యం పాప్మానం పాప్మానమవత్యమవత్యం పాప్మానం మృత్యుం మృత్యుం పాప్మానమవత్యమవత్యం పాప్మానం మృత్యుం పాప్మానం మృత్యుం మృత్యుం పాప్మానం పాప్మానం మృత్యుమపహత్యాపహత్య మృత్యుం పాప్మానం పాప్మానం మృత్యుమపహత్య మృత్యుమపహత్యాపహత్య మృత్యుం మృత్యుమపహత్య దైవీం దైవీమపహత్య మృత్యుం మృత్యుమపహత్య దైవీం అపహత్య దైవీం దైవీమపహత్యాపహత్య దైవీకం సగుంసతకం సగుంసతం దైవీమపహత్యాపహత్య దైవీకం సగుంసతం అపహత్యాపహత్య దైవీకం సగుంసతకం సగుంసతం దైవీం దైవీకం సగుంసతమగచ్చన్ అగచ్చన్ సగుంసతం దైవీం దైవీకం సగుంసతమగచ్చన్ సగుంసతమగచ్చన్నగచ్చన్ సగుంసతకం సగుంసతమగచ్చను యే గచ్చన్ సగుంసతకం సగుంసతమగచ్చను యే సగుంసతమితి సంసతం అగచ్చన యే గచ్చన్నగచ్చన ఏమేమయ్యే గచ్చన్నగచ్చన ఏమేమయ్యేం విద్వాగుంస విద్వాగుంస ఏమయ్యే విద్వాగుంస ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమేం విద్వాగుంసశ్చతుర్విమోషిత రాత్రం చతుర్విమోషిత రాత్రం విద్వాగుంస ఏమేం విద్వాగుంసశ్చతుర్విమోషిత రాత్రం విద్వాగుంసశ్చతుర్విమోషిత రాత్రం చతుర్విమోషిత రాత్రం విద్వాగుంస విద్వాగుంసశ్చతుర్విమోషిత రాత్రమాసత ఆసతే చతుర్విమోషిత రాత్రం విద్వాగుంస విద్వాగుంసశ్చతుర్విమోషిత రాత్రమాసతే చతుర్విమోషిత రాత్రమాసత ఆసతే చతుర్విమోషిత రాత్రం చతుర్విమోషిత రాత్రమాసతే వర్తిమవర్తిమాసతే చతుర్విమోషిత రాత్రం చతుర్విమోషిత రాత్రమాసతే వర్తిం చతుర్విమోషిత రాత్రమితి చతుర్విమోషతి రాత్రం ఆసతే వర్తిమవర్తిమాసత ఆసతే వర్తిమేవైవర్తిమాసత ఆసతే వర్తిమేవ అవర్తిమేవైవర్తిమవర్తిమేవ పాప్మానం పాప్మానమేవర్తిమవర్తిమేవ పాప్మానం ఏ పాప్మానం పాప్మానమేవ పాప్మానమపహత్యాపహత్య పాప్మానమేవ పాప్మానమపహత్య పాప్మానమపహత్యాపహత్య పాప్మానం పాప్మానమపహత్యశ్రియగ్రశ్రయమపహత్య పాప్మానం పాప్మానమపహత్యశ్రియం అపహత్యశ్రియగ్రశ్రయమపహత్యాపహత్యశ్రియం గచ్చంది గచ్చంది శ్రియమపహత్యాపహత్యశ్రియం గచ్చంది అపహత్యేత్యపాహత్య శ్రియం గచ్చంది గచ్చంది శ్రీయగ్రశ్రయం గచ్చంది శ్రీ శ్రీయర్గచ్చంది శ్రీయగ్రశ్రయం గచ్చంది శ్రీ గచ్చంది శ్రీ శ్రీయర్గచ్చంది గచ్చంది శ్రీరిహి శ్రీయర్గచ్చంది గచ్చంది శ్రీరిహి శ్రీరిహి శ్రీ శ్రీరిహి మనుష్యస్య మనుష్యస్యహి శ్రీ శ్రీరిహి మనుష్యస్య మనుష్యస్య మనుష్యస్యహి మనుష్యస్య దైవీ దైవీ మనుష్యస్యహి మనుష్యస్య దైవీ మనుష్యస్య దైవీ దైవీ మనుష్యస్య మనుష్యస్య దైవీ సగుంసత్ సగుంసద్దైవీ మనుష్యస్య మనుష్యస్య దైవీ సగుంసత్ దైవీ సగుంసత్ సగుంసత్తైవీ దైవీ సగుంసత్యోధ్యోతిసగుంసద్దైవీ దైవీ సగుంసజ్యోతి సగుంసజ్యోధ్యోతిసగుంసత్ సగుంసజ్యోతిరతిరాత్రోతిరాత్రోజ్యోతిసగుంసత్సగుంసజ్యోతిరతిరాత్ర సగుంసదితి సంసద్ జ్యోతిరతిరాత్రోతిరాత్రోజ్యోతిరతిరాత్రోభవతిరాత్రోజ్యోతిరతిరాత్రోభవతిరాత్రోభవతి సమగ్రస్య సమగ్రస్య భవత్యతి రాత్రోతిరాత్రోభవతి సమగ్రస్య అతిరాత్ర ఇత్యది రాత్ర భవతి సమగ్రస్య సమగ్రస్య భవతి భవతి సమగ్రస్య లోకస్య లోకస్య సమగ్రస్య భవతి భవతి సమగ్రస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యానుఖ్యాత్యానుఖ్యాత్యై లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యానుఖ్యాత్యై సువర్గస్యేతి మహారకస్య లోకస్యానుఖ్యాత్యానుఖ్యాత్యై లోకస్య లోకస్యానుఖ్యాత్యై పృష్య పృష్యానుఖ్యాత్యై లోకస్య లోకస్యానుఖ్యాత్యై పృష్య అనుఖ్యాత్యై పృష్య పృష్యానుఖ్యాత్యానుఖ్యాత్యై పృష్యశ్రహ శ్రహ పృష్యానుఖ్యాత్యానుఖ్యాత్యై పృష్యశ్రహ అనుఖ్యాత్యా ఇత్యనుఖ్యాత్యై పృష్యశ్రహ శ్రహ పృష్య పృష్యశ్రహో భవతి భవతి షడః పృష్య పృష్యశ్రహో భవతి షడో భవతి భవతి షడః శ్రహో భవతి షట్ షట్ భవతి షడః శ్రహో భవతి షడ్ షడః ఇది షడ్ అహ భవతి షట్ షట్ భవతి భవతి షట్ వై వై షట్ భవతి భవతి షట్ వై షట్ వై వై షట్ షట్ వా అర్థవ అర్థవో వై షట్ షట్ వా అర్థవ వా అర్థవ అర్థవో వై వా అర్థవ సంవత్సర సంవత్సర అర్థవో వై వా అర్థవ సంవత్సర అథవ సంవత్సర సంవత్సర అథవ అథవ సంవత్సరస్తంతకు సంవత్సర అథవ అథవ సంవత్సరస్తం సంవత్సరస్తంతకు సంవత్సర సంవత్సరస్తం మాసా మాసాస్తకు సంవత్సర సంవత్సరస్తం మాసా సంవత్సర ఇది సంవత్సర తమ్ మాసా మాసాస్తంతం మాసా అర్ధమాసా అర్ధమాసా మాసాస్తంతం మాసా అర్ధమాసా మాసా అర్ధమాసా మాసా అర్ధమాసా అర్ధమాసా అర్ధమాసా అర్ధవ అర్ధమాసా మాసా అర్ధమాసా అర్ధవ ప్రవిశ్య ప్రవిశ్యత్తవ అర్ధమాసా అర్ధమాసా అర్ధవ ప్రవిశ్య ప్రవిశ్య దైవీం ప్రవిశ్య దైవీం ప్రవిశ్యదైవీం దైవీం ప్రవిశ్య ప్రవిశ్యదైవీం సగుంసదం దైవీం ప్రవిశ్య ప్రవిశ్యదైవీం సగుంసదం ప్రవిశ్యేరి ప్రావిశ్య దైవీం సగుంసదం దైవీం సగుంసదమగచ్చన్నగచ్చన్ చతుర్వింశతిరాత్రం సంవత్సరమాసతే చతుర్వింశతిరాత్రం చతుర్వింశతిరాత్రమాసతే సంవత్సరం చతుర్వింశతిరాత్రమిది చతుర్వింశతిరాత్రం ఆసతే సంవత్సరమాసతే చతుర్వింశతిరాత్రం ప్రవిశ్య ప్రవిశ్యైవ సంవత్సరమేవైవ సంవత్సరమాసతే సంవత్సరమేవైవ సంవత్సరగుం సంవత్సరమేవ ప్రవిశ్య ప్రవిశ్యైవ సంవత్సరగుం సంవత్సరమేవ ప్రవిశ్య సంవత్సరమితి సంవత్సరం ఏవ ప్రవిశ్య ప్రవిశ్యైవ ప్రవిశ్యవస్య సీం వస్య సీం ప్రవిశ్యైవ ప్రవిశ్యవస్య సీం ప్రవిశ్యవస్య సీం వస్య సీం ప్రవిశ్య ప్రవిశ్యవస్య సీం సగుంసరగుం సగుంసదం వస్య సీం ప్రవిశ్య ప్రవిశ్యవస్య సీం సగుంసదం ప్రవిశ్యేది ప్రవిశ్య పశ్యతి సగుంసదం సగుంసదం వస్య సీం వస్య సీం సగుంసదం గచ్చంది సగుంసదం వస్య సీం వస్య సీం సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చంది సగుంసదం గచ్చ అవస్థాత్రయస్త్రిగుంషాత్రయస్త్రయస్త్రయస్త్రిగుంషా అవస్థాత్ త్రయస్త్రిగుంషా అవస్థాత్ అవస్థాత్ భవంతి త్రయస్త్రిగుంషా ఇది త్రయః త్రిగుంషాః

రూపాభ్యాగం లోకం లోకయంతి సత్రం వై అసత్రం వై వా అసత్రమసత్రం వా ఏతదేతద్వా ఏతద్యద్యదేతద్వై వా ఏతద్యదేతద్యద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదేతద్యదే ఛందోమా భవంతి ఛందోమా భవంతి భవంతి ఛందోమాశ్చందోమా భవంతి తేన తేన భవంతి ఛందోమాశ్చందోమా భవంతి తేన ఛందోమా ఇది ఛందమాహ భవంతి తేన తేన భవంతి భవంతి తేన సత్రకం సత్రం తేన భవంతి భవంతి తేన సత్రం తేన సత్రకం సత్రం తేన తేన సత్రం దేవతా దేవతా సత్రం తేన తేన సత్రం దేవతా సత్రం దేవతా దేవతా సత్రకం సత్రం దేవత ఏవైవ దేవతా సత్రకం సత్రం దేవత ఏవ దేవత ఏవైవ దేవత దేవత ఏవ పృష్ఠై పృష్ఠైరేవ దేవత దేవత ఏవ పృష్ఠై ఏవ పృష్ఠై పృష్ఠైరేవైవ పృష్ఠైరవావ పృష్ఠైరేవైవ పృష్ఠైరవ పృష్ఠైరవావ పృష్ఠై పృష్ఠైరవరుంధతే రుంధదేవ పృష్ఠై పృష్ఠైరవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే పశూన్ పశూన్ రుంధతే వావరుంధతే పశూన్ రుంధతే పశూన్ పశూన్ రుంధతే రుంధతే పశూన్ ఛందోమైశ్చందోమై పశూన్ రుంధతే రుంధతే పశూన్ ఛందోమై పశూన్ ఛందోమైశ్చందోమై పశూన్ పశూన్ ఛందోమై రోజ ఓజశ్చందోమై పశూన్ పశూన్ ఛందోమై రోజ ఛందోమై రోజ ఓజశ్చందోమైశ్చందోమై రోజ వై నా ఓజశ్చందోమైశ్చందోమై రోజ వై ఛందోమైరితి ఛందమై ఓజో వై వా ఓజ ఓజో వై వీర్యం వీర్యం వా ఓజ ఓజో వై వీర్యం వై వీర్యం వీర్యం వై వై వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వై వై వీర్యం పృష్టాని వీర్యం పృష్టాని పృష్టాని వీర్యం వీర్యం పృష్టాని పశవ పశవ పృష్టాని వీర్యం వీర్యం పృష్టాని పశవ పృష్టాని పశవ పశవ పృష్టాని పృష్టాని పశవశ్చందోమాశ్చందోమా పశవ పృష్టాని పృష్టాని పశవశ్చందోమా పశవశ్చందోమాశ్చందోమా పశవ పశవశ్చందోమా ఓజస్యోదశందోమా పశవ పశవశ్చందోమా ఓజి ఛందోమా ఓజస్యోదశందోమాశ్చందోమా ఓజస్యేవ ఇవౌజందోమాశ్చందోమా ఓజస్యేవ ఛందోమా ఇది ఛందమా ఓజస్యేవ ఇవౌజస్యోజస్యేవ వీర్యే వీర్య ఏవౌజస్యోజస్యేవ వీర్యే ఏవ వీర్యే వీర్య ఏవైవ వీర్యే పశుషు పశుషు వీర్య ఏవైవ వీర్యే పశుషు వీర్యే పశుషు పశుషు వీర్యే వీర్యే పశుషు ప్రతిప్రతి పశుషు వీర్యే వీర్యే పశుషు ప్రతి పశుషు ప్రతిప్రతి పశుషు పశుషు ప్రతి నిష్టంది నిష్టంది ప్రతి పశుషు పశుషు ప్రతి నిష్టంది ప్రతి నిష్టంది నిష్టంది ప్రతి ప్రతి నిష్టంది త్రయస్త్రయస్తిష్టంది ప్రతి ప్రతి నిష్టంది త్రయ తిష్టంది త్రయస్త్రయస్తిష్టంది నిష్టంది త్రయస్త్రయ త్రిగుంశాస్త్రయ త్రిగుంశాస్త్రయస్తిష్టంది నిష్టంది త్రయస్త్రయ త్రిగుంశా త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశాస్త్రయ భవంతి భవంతి పృష్టాన్యురవైవ ఉర ఉరవై త్రయస్త్రిగుంషాస్త్రయస్త్రిగుంషా వా ఉర ఉరవై త్రయస్త్రిగుంషా వైత్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశా వై వైత్రయస్త్రిగుంశా ఆత్మాత్మాత్రయస్త్రిగుంశా వై వైత్రయస్త్రిగుంశా ఆత్మా త్రయస్త్రిగుంశా ఆత్మాత్మాత్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశా ఆత్మా పృష్టాని పృష్టాన్యాత్మాత్రయస్త్రిగుంశాస్త్రయస్త్రిగుంశా ఆత్మా పృష్టాని త్రయస్త్రిగుంశా ఇది త్రయస్త్రిగుంశాః ఆత్మా పృష్టాని పృష్టాన్యాత్మాత్మా పృష్టాన్యాత్మన ఆత్మనే పృష్టాన్యాత్మాత్మా పృష్టాన్యాత్మనే పృష్టాన్యాత్మన ఆత్మనే పృష్టాని పృష్టాన్యాత్మన ఏవైవాత్మనే పృష్టాని పృష్టాన్యాత్మన ఏవ ఆత్మన ఏవైవాత్మన ఆత్మన ఏవదత్తదేవాత్మన ఆత్మన ఏవదత్ ఏవదత్తదేవైవదద్యజమానాయజమానాస్తత్రద్యజమానాశ్శర్మశర్మైజమానాస్తత్రద్యజమానాశ్శర్మ ఇజమానాశ్శర్మశర్మైజమానాయజమానాశ్శర్మ నహ్యంతే నహ్యంతే శర్మైజమానాయజమానాశ్శర్మ నహ్యంతే శర్మ నహ్యంతే నహ్యంతే శర్మ శర్మ నహ్యంతేనా ఆత్యా ఆత్యీ నహ్యంతే శర్మ శర్మ నహ్యంతేనా ఆత్యీ నహ్యంతేనా ఆత్యా ఆత్యీ నహ్యంతేనా ఏతేషు వర్గం లోకం లోకమభ్యారోహంత్యభ్యారోహంత్యోకం లోకమభ్యారోహంతి అభ్యారోహంతి అభ్యారోహంత్యభ్యారోహంతి పరాచీనాని పరాచీనాని అభ్యారోహంత్యభ్యారోహంతి పరాచీనాని అభ్యారోహంతిరోహంతి ఏ పరాచీనాని పరాచీనాని ఏ పరాచీనాని పృష్టాని పృష్టాని పరాచీనాని ఏ పరాచీనాని పృష్టాని పరాచీనాని పృష్టాని పృష్టాని పరాచీనాని పరాచీనాని పృష్టాన్ని భయంతి భయంతి పృష్టాని పరాచీనాని పరాచీనాని పృష్టాన్ని భయంతి పృష్టాన్ని భయంతి భయంతి పృష్టాని పృష్టాన్ని భయంతి ప్రత్యం ప్రత్యం భయంతి పృష్టాని పృష్టాన్ని భయంతి ప్రత్యం ఉపయంతి ప్రత్యం ప్రత్యంగు భయంతి భయంతి ప్రత్యంశ ప్రత్యంగు భయంతి భయంతి ప్రత్యంశేత్యుపాయంతి ప్రత్యంశర ప్రత్యం ప్రత్యంశోభవతి భవతి షడ ప్రత్యం ప్రత్యంశోభవతి షడోభవతి భవతి షడోభవతి ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యై భవతి షడోభవతి ప్రత్యవరోఢ్యై షడ్హ ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యై భవతి భవతి ప్రత్యవరోఢ్యా అసో అసో ప్రత్యవరోఢ్యై భవతి భవతి ప్రత్యవరోఢ్యా అసో ప్రత్యవరోఢ్యా అసో అసో ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యా అసో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అసో ప్రత్యవరోఢ్యై ప్రత్యవరోఢ్యా అసో ప్రతిష్ఠితి ప్రత్యవరోఢ్యా ప్రతి అవరోఢ్యై అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయోర్భయో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యా ఉభయో అథో ఇత్యథో ప్రతిష్ఠిత్యా ఉభయోర్భయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయోర్లోకయోర్భయో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఉభయోర్లోకయో ప్రతిష్ఠిత్యా ప్రతి ఉభయోర్లోకయోర్లోకయోర్భయోర్లోకయోర్ధ్వ తిష్టంది త్రివృతస్త్రివృతస్తిష్టంది నిష్టంది త్రివృతోధ్యధి త్రివృతస్తిష్టంది నిష్టంది త్రివృతోధి త్రివృతోధ్యధి త్రివృతస్త్రివృతోధి త్రివృతం త్రివృతమధి త్రివృతస్త్రివృతోధి త్రివృతం త్రివృతీ త్రివృత అధి త్రివృతం త్రివృతమధ్యధి త్రివృతముప త్రివృతమధ్యధి త్రివృతముప త్రివృతముప త్రివృతం త్రివృతముపయంతి యంత్యుప త్రివృతం త్రివృతముపయంతి త్రివృతమిది త్రీవృతం ఉపయంతి యంత్రిపోపయంతి స్తోమానాగస్తోమానాయ్యంత్రిపోపయంతి స్తోమానాయంతి స్తోమానాగస్తోమానాయ్యంతి యంతి స్తోమానాకు సంపత్యై సంపత్యై స్తోమానాయ్యంతి యంతి స్తోమానాకు సంపత్యై స్తోమానాకు సంపత్యై సంపత్యై స్తోమానాగస్తోమానాకు సంపత్యై ప్రభవాయ ప్రభవాయ సంపత్యై స్తోమానాకు స్తోమానాకు సంపత్యై ప్రభవాయ సంపత్యై ప్రభవాయ ప్రభవాయ సంపత్యై సంపత్యై ప్రభవాయ జ్యోతి జ్యోతి ప్రభవాయ సంపత్యై సంపత్యై ప్రభవాయ జ్యోతి సంపత్యా ఇది సంపత్యై ప్రభవాయ జ్యోతి జ్యోతి ప్రభవాయ ప్రభవాయ జ్యోతిరగ్నిష్టోమో అగ్నిష్టోమో జ్యోతి ప్రభవాయ ప్రభవాయ జ్యోతిరగ్నిష్టోమ ప్రభవాయేది ప్రభవాయ జ్యోతిరగ్నిష్టోమో అగ్నిష్టోమో జ్యోతి జ్యోతిరగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమో జ్యోతి జ్యోతిరగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమో అగ్నిష్టోమో భవత్యయమయం భవత్యగ్నిష్టోమో అగ్నిష్టోమో భవత్యయం అగ్నిష్టోమ ఇత్యగ్నే స్తోమ భవత్యయమయం భవతి భవత్యయం వావవావాయం భవతి భవత్యయం వావ అయం వావవావాయమయం వావసస వావాయమయం వావస వావస వావవావసక్షయ క్షయస్స వావవావసక్షయ సక్షయ క్షయస్స క్షయోస్మాదస్మాత్ క్షయస్స క్షయోస్మాద్ క్షయోస్మాదస్మాత్ క్షయ క్షయోస్మాదేవైవాస్మాత్ క్షయ క్షయోస్మాదేవ అస్మాదేవైవాస్మాదస్మాదేవతేన తేనైవాస్మాదస్మాదేవతేన దేవతేన తేనైవైవ తేన క్షయాక్షయాత్తేనైవైవేన క్షయాత్ తేన క్షయాక్షయాన్నక్షయాన్నయంతియంతిరక్షయాక్షయాన్నయంతి నయంతియంతి నయంతి చతుర్వింశతి రాత్రశ్చతుర్వింశతి రాత్రోయంతి నయంతి చతుర్వింశతి రాత్ర యంతి చతుర్విగంశతిరాత్రశ్చతుర్విగంశతిరాత్రో యంతి యంతి చతుర్విగంశతిరాత్రో భవతి భవతి చతుర్విగంశతిరాత్రో యంతి యంతి చతుర్విగంశతిరాత్రో భవతి చతుర్విగంశతిరాత్రో భవతి భవతి చతుర్విగంశతిరాత్రశ్చతుర్విగంశతిరాత్రో భవతి చతుర్విగంశతిశ్చతుర్విగంశతిర్భవతి చతుర్విగంశతిరాత్రశ్చతుర్విగంశతిరాత్రో భవతి చతుర్విగంశతిశ్చతుర్విగంశతిరాత్ర ఇది చతుర్విగంశతి రాత్ర భవతి చతుర్విగంశతిశ్చతుర్విగంశతిర్భవతి భవతి చతుర్విగంశతిరర్థమాసాశ్చతుర్విగంశతిర్భవతి భవతి చతుర్విగంశతిరర్థమాసా చతుర్విగంశతిరర్ధమాసాశ్చతుర్విగంశతిశ్చతుర్విగంశతిరర్ధమాసాశ్చతుర్విగంశతిశ్చతుర్విగంశతిరర్ధమాసాశ్చతుర్విగంశతిరిభిచతుః సంవత్సరః సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్సరస్సంవత్స కామయత ఔషధీభిరోషధీభిర కామయత సా కామయత ఔషధీభిః అకామయతౌషధీభిరోషధీభిరకామయతాకామయతౌషధీభిర్వనస్పతిభిర్వనస్పతిభిరోషధీభిరకామయతాకామయతౌషధీభిర్వనస్పతిభి ఓషధీభిర్వనస్పతిభిర్వనస్పతిభిరోషధీభిరోషధీభిర్వనస్పతిభిప్రవణస్పతిభిరోషధీభిరోషధీభిర్వనస్పతిభిప్రా ఓషధీభిరిత్యోషధీభిః వనస్పతిభిప్రవణస్పతిభిర్వనస్పతిభిప్రజాయేయజాయేయప్రవణస్పతిభిర్వనస్పతిభిప్రజాయేయ అన్నాద్యమిత్యన్నా అద్యం అపారంధారంధావాపారంధౌషధీరౌషధీరంధావాపారంధౌషధీ రంధౌషధీరోషధీరంధారంధౌషధీర్వనస్పతీనోషధీరంధారంధౌషధీర్వనస్పతీనోషధీర్వనస్పతీనోషధీర్వనస్పతీం ప్రజాం ప్రజాం వనస్పతీనోషధీరోషధీర్వనస్పతీం ప్రజాం వనస్పతీం ప్రజాం ప్రజాం వనస్పతీనోవనస్పతీం ప్రజాం పశూన్ పశూన్ ప్రజాం వనస్పతీనోవనస్పతీం ప్రజాం పశూన్ ప్రజాం పశూన్ ప్రజాం ప్రజాం పశూన్ తేన తేన పశూన్ ప్రజాం ప్రజాం పశూన్ తేన ప్రజాజిత్రా పశూన్ తేన తేన పశూన్ పశూన్ తేన వర్ధత వర్ధత తేన పశూన్ పశూన్ తేన వర్ధత తేన వర్ధత తేన తేన వర్ధత సా వర్ధత తేన తేన వర్ధత సా వర్ధత తేన తేన వర్ధత సా అవర్ధత సా సా వర్ధత వర్ధత సా జయమానం జయమాన గోసా వర్ధత వర్ధత సా జయమానం సా జయమానం జయమాన గోసా జయమానం మహిమానం మహిమానం జయమాన గోసా జయమానం మహిమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం జయమానం జయమానం మహిమానం విత్వాగుంస ఏం విత్వాగుంస విత్వాగుంస ఏమేం విత్వాగుంస ఏతా ఏతా విత్వాగుంస ఏమేం విత్వాగుంస ఏతా విత్వాగుంస ఏతా ఏతా విత్వాగుంస విత్వాగుంస ఏతా ఆసత ఆసత ఏతా విత్వాగుంస విత్వాగుంస ఏతా ఆసతే ఏతా ఆసత ఆసత ఏతా ఏతా ఆసతే విరాజం విరాజమాసత ఏతా ఏతా ఆసతే విరాజం ఆసతే విరాజం విరాజమాసత ఆసతే విరాజమేవైవ విరాజమాసత ఆసతే విరాజమేవ విరాజమేవైవ విరాజం విరాజమేవాత్మన్నాత్మన్నేవ విరాజం విరాజమేవాత్మన్న విరాజమితి వీరాజం ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ జిత్వా జిత్వాత్మన్నేవైవాత్మన్ జిత్వా ఆత్మన్ జిత్వా జిత్వాత్మన్నాత్మన్ జిత్వాన్నాద్యమన్నార్జన్ జిత్వాత్మన్నాత్మన్ జిత్వాన్నాద్యం జిత్వాన్నాద్యమన్నార్జన్ జిత్వా జిత్వాన్నాద్యమవాన్నాద్యం జిత్వా జిత్వాన్నాద్యమవ అన్నాద్యమవాన్నాద్యమన్నాద్యమవరుంధతే రుంధతే వాన్నాద్యమన్నాద్యమవరుంధతే అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధతే రుంధతే వావరుంధతే వర్ధంతే వర్ధంతే రుంధతే వావరుంధతే వర్ధంతే రుంధతే వర్ధంతే వర్ధంతే రుంధతే రుంధతే వర్ధంతే ప్రజయా ప్రజయా వర్ధంతే రుంధతే రుంధతే వర్ధంతే ప్రజయా వర్ధందే ప్రజయా ప్రజయా వర్ధందే వర్ధందే ప్రజయా పశుభిః పశుభిః ప్రజయా వర్ధందే వర్ధందే ప్రజయా పశుభిః ప్రజయా పశుభిః పశుభిః ప్రజయా ప్రజయా పశుభిః జయమానం జయమానం పశుభిః ప్రజయా ప్రజయా పశుభిః జయమానం ప్రజయేది ప్రాజయా పశుభిః జయమానం జయమానం పశుభిః పశుభిః జయమానం మహిమానం మహిమానం జయమానం పశుభిః పశుభిః జయమానం మహిమానం పశుభిరితి పశూభిః జయమానం మహిమానం మహిమానం జయమానం జయమానం మహిమానం గచ్చంతి గచ్చంతి మహిమానం జయమానం జయమానం మహిమానం గచ్చంతి మహిమానం గచ్చంతి గచ్చంతి మహిమానం మహిమానం గచ్చంతి జ్యోతిర్జ్యోతిర్గచ్చంతి మహిమానం మహిమానం గచ్చంతి జ్యోతి గచ్చంతి జ్యోతిర్జ్యోతిర్గచ్చంతి గచ్చంతి జ్యోతిరతి రాత్రోతి రాత్రో జ్యోతిర్గచ్చంతి గచ్చంతి జ్యోతిరతి రాత్ర జ్యోతిరతి రాత్రోతి రాత్రో జ్యోతిర్జ్యోతిరతి రాత్రో భవతి భవత్యతి రాత్రో జ్యోతిర్జ్యోతిరతి రాత్రో భవతి అతిరాత్రో భవతి భవత్యతి రాత్రోతి రాత్రో భవతి సువర్గస్య సువర్గస్య భవత్యతి రాత్రోతి రాత్రో భవతి సువర్గస్య అతిరాత్ర ఇత్యతి రాత్ర భవతి సువర్గస్య సువర్గస్య భవతి భవతి సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య భవతి భవతి సువర్గస్య లోకస్య స్వర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యానుఖ్యాత్యా అనుఖ్యాత్యే లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యానుఖ్యాత్యే స్వర్గస్యేతి సువహాగస్య లోకస్యానుఖ్యాత్యా అనుఖ్యాత్యే లోకస్య లోకస్యానుఖ్యాత్యే వృక్ష వృక్షోనుఖ్యాత్యే లోకస్య లోకస్యానుఖ్యాత్యే వృక్ష అనుఖ్యాత్యే వృక్ష పృష్టోనుఖ్యాత్యా అనుఖ్యాత్యే వృక్షశ్రహ శ్రహ పృష్టోనుఖ్యాత్యా అనుఖ్యాత్యే వృక్షశ్రహ అనుఖ్యాత్యానుఖ్యాత్యై పృష్ఠశ్రహ శ్రహ పృష్ఠ పృష్ఠశ్రహో భవతి భవతి షడ పృష్ఠ పృష్ఠశ్రహో భవతి షడహో భవతి భవతి షడహ శ్రహో భవతి షట్ షడ్ భవతి షడహ శ్రహో భవతి షడ్ షడ ఇది షడ్ అహ భవతి షట్ షట్ భవతి భవతి షట్వై వై షట్ భవతి భవతి షట్వై షట్వై వై షట్ షట్ వా అర్ధవ అర్ధవో వై షట్ షట్ వా అర్ధవ వా అర్ధవ అర్ధవో వై వా అర్ధవ షట్ షట్ ఋతవో వై వా అర్ధవ షట్ ఋతవ షట్ షట్ ఋతవ అర్ధవ షట్ పృష్టాని పృష్టాని షట్ ఋతవ అర్ధవ షట్ పృష్టాని షట్ పృష్టాని పృష్టాని షట్ షట్ పృష్టాని పృష్టై పృష్టై పృష్టాని షట్ షట్ పృష్టాని పృష్టై పృష్టాని పృష్టై పృష్టై పృష్టాని పృష్టాని పృష్టైరేవైవ పృష్టై పృష్టాని పృష్టాని పృష్టైరేవ పృష్టైరేవైవ పృష్టై పృష్టైరేవత్తూన్ ఋతూనేవ పృష్టై పృష్టైరేవత్తూన్ ఏవత్తూన్ ఋతూనేవైవత్తూనన్వారోహం జన్వారోహం ఋతూనేవైవత్తూనన్వారోహంది అతూనన్వారోహం జన్వారోహం ఋతూన్ ఋతూనన్వారోహం ఋతువేదన్వారోహం ఋతూన్ ఋతూనన్వారోహం ఋతువి అన్వారోహం ఋతువేద ఋతువేదన్వారోహం జన్వారోహం ఋతువి సంవత్సరం సంవత్సరం ఋతువేదన్వారోహం జన్వారోహం ఋతువి సంవత్సరం అన్వారోహన్యేత్యను ఆరోహన్ని ఋతుభిః సంవత్సరకం సంవత్సరం ఋతుభిర్ ఋతుభిః సంవత్సరం తే సంవత్సరం ఋతుభిర్ ఋతుభిః సంవత్సరం తే అతుభిరిద్యుతోహి సంవత్సరం తే సంవత్సరకం సంవత్సరం తే సంవత్సరే సంవత్సరే తే సంవత్సరకం సంవత్సరం తే సంవత్సరే సంవత్సరమిది సంవత్సరం తే సంవత్సరే సంవత్సరే తే సంవత్సర ఏవైవ సంవత్సరే తే సంవత్సర ఏవ సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి ప్రత్యేక సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టంది తిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది త్రయ స్త్రిగుంశాత్రయ స్త్రిగుంశాత్తిష్టంది ప్రతి ప్రతిష్టంది త్రయ స్త్రిగుంశాత్ తిష్టంది త్రయ స్త్రిగుంశాత్రయ స్త్రిగుంశాత్తిష్టంది తిష్టంది త్రయ స్త్రిగుంశాత్రయ స్త్రిగుంశం త్రయ స్త్రిగుంశం త్రయ స్త్రిగుంశాత్తిష్టంది తిష్టంది త్రయ స్త్రిగుంశాత్రయ స్త్రిగుంశం త్రయ స్త్రిగుంశాత్రయ స్త్రిగుంశం త్రయ స్త్రిగుంశం త్రయ స్త్రిగుంశాత్రయ స్త్రిగుంశాత్రయ స్త్రిగుంశముపవత్రయ స్త్రిగుంశం త్రయ స్త్రిగుంశాత్రయ స్త్రిగుంశాత్రయ స్త్రిగుంశముప త్రయ స్త్రిగుంశాదితి త్రయ త్రిగుంశాద్ త్రయ స్త్రిగుంశముపవత్రయ స్త్రిగుంశం త్రయ స్త్రిగుంశముపయంతి యంత్రవత్రయ స్త్రిగుంశం త్రయ స్త్రిగుంశముపయంతి త్రయ స్త్రిగుంశమితి త్రయ త్రిగుంశం ఉపయంతి యంత్రిపోపయంతి యజ్ఞస్య యజ్ఞస్య యంత్రిపోపయంతి యజ్ఞస్య యంతి యజ్ఞస్య యజ్ఞస్య యంతి యంతి యజ్ఞస్య సంతత్తి సంతత్తి యజ్ఞస్య యంతి యంతి యజ్ఞస్య సంతత్తి యజ్ఞస్య సంతత్తి సంతత్తి యజ్ఞస్య యజ్ఞస్య సంతత్యా అథో అథో సంతత్తి యజ్ఞస్య యజ్ఞస్య సంతత్యా అథో సంతత్యా అథో అథో సంతత్తి సంతత్యా అథో ప్రజాపతి ప్రజాపతిరథో సంతత్తి సంతత్యా అథో ప్రజాపతి సంతత్యా ఇది సంతతి అథో ప్రజాపతి ప్రజాపతిరథో అథో ప్రజాపతిర్వై వై ప్రజాపతిరథో అథో ప్రజాపతిర్వై అథో ఇత్యథో ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజాపతిర్వై త్రయ స్త్రిగుంశస్త్రయ స్త్రిగుంశో వై ప్రజాపతి ప్రజాపతిర్వై త్రయ స్త్రిగుంశ ప్రజాపతి ప్రజాపతి వైత్రయ స్త్రిగుంశస్త్రయ స్త్రిగుంశో వై వైత్రయ స్త్రిగుంశ ప్రజాపతిం ప్రజాపతింద్రయ స్త్రిగుంశో వై వైత్రయ స్త్రిగుంశ ప్రజాపతిం ప్రయస్త్రిగుంశ ప్రజాపతిం ప్రజాపతింద్రయ స్త్రిగుంశస్త్రయ స్త్రిగుంశ ప్రజాపతిమేవైవ ప్రజాపతింద్రయ స్త్రిగుంశస్త్రయ స్త్రిగుంశ ప్రజాపతిమేవ ప్రయస్త్రిగుంశ ఇది త్రయ త్రిగుంశ ప్రజాపతిమేవైవ ప్రజాపతిం ప్రజాపతిమేవైవ ప్రజాపతిం ప్రజాపతిమేవ ప్రజాపతిమిది ప్రజాపతిం ఏవైవైవారభంతేరభంత ఐవైవారభంతే ఆరభంతేరభంత ఆరభంతే ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యైరభంత ఆరభంతే ప్రతిష్ఠిత్యై రభంతే ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యైరభంతేరభంతే ప్రతిష్ఠిత్యైత్రణవస్త్రణవః ప్రతిష్ఠిత్యైరభంతేరభంతే ప్రతిష్ఠిత్యైత్రణవ ప్రతిష్ఠిత్యైత్రణవస్త్రణవః ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యైత్రణవో భవతి భవతి త్రణవః ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యైత్రణవో భవతి ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై తృణవో భవతి భవతి తృణవస్తు నవో భవతి విజిత్యై విజిత్యై భవతి తృణవస్తు నవో భవతి విజిత్యై తృణవ ఇది త్రే నవ భవతి విజిత్యై విజిత్యై భవతి భవతి విజిత్యా ఏక విపుంశ విజిత్యై భవతి భవతి విజిత్యా ఏక విపుంశ విజిత్యా ఏక విపుంశ ఏక విపుంశో విజిత్యై విజిత్యా ఏక విపుంశో భవతి భవత్యేక విపుంశో విజిత్యై విజిత్యా ఏక విపుంశో భవతి విజిత్యా ఇది ఏక విపుంశో భవతి భవత్యేక విపుంశ ఏక విపుంశో భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవత్యేక విపుంశ ఏక విపుంశో భవతి ప్రతిష్ఠిత్యై ఏక విపుంశ ఇత్యేక విపుంశ

పాపం భవతి భవతి పాప్మానమేవైవ పాప్మానం భవతి భవతి పాప్మానమేవ పాప్మానమేవైవ పాప్మానం పాప్మానమేవ తేన తేనైవ పాప్మానం పాప్మానమేవ తేన ఏవ తేన తేనైవైవ తేన నిర్నిష్టేనైవైవ తేనై తేన నిర్నిష్టేన తేన నిర్దహంతే దహంతే నిష్టేన తేన నిర్దహంతే నిర్దహంతే దహంతే నిర్నిర్దహంతే అసో దహంతే అనిర్నిర్దహంతే దహంతే లోసో దహంతే దహంతే తేజస్తేజోసో దహంతే దహంతే తేజ అథోతేజస్తేజోసో అథోతేజో వై వై తేజోసో అథోతేజో వై అథో ఇత్యథో తేజో వై వై తేజస్తేజో వై త్రివృత్వై తేజస్తేజో వై త్రివృత్ వై త్రివృత్వై వై త్రివృత్తేజస్తేజస్త్రివృత్వై వై త్రివృత్తేజ త్రివృత్తేజస్తేజస్త్రివృత్వృత్తేజ ఏవైవ తేజస్త్రివృత్వృత్తేజ ఏవ రుజగృతిజస్త్రీవృత తేజ ఏవైవ తేజస్తేజ ఏవాత్మన్నాత్మన్నేవ తేజస్తేజ ఏవాత్మన్న ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్నదతేదనద ఆత్మన్నేవైవాత్మన్నదతే ఆత్మందదతేదనద ఆత్మన్నాత్మందదతే పంచదశ పంచదశోదధ ఆత్మన్నాత్మందదతే పంచదశ దదే పంచదశ పంచదశోదధేదే పంచదశ ఇంద్రస్తోమ ఇంద్రస్తోమ పంచదశోదధతే దదే పంచదశ ఇంద్రస్తోమ పంచదశ ఇంద్రస్తోమ ఇంద్రస్తోమ పంచదశ పంచదశ ఇంద్రస్తోమో భవతి భవతి ఇంద్రస్తోమ పంచదశ పంచదశ ఇంద్రస్తోమో భవతి పంచదశ ఇది పంచాదశ ఇంద్రస్తోమో భవతి భవతి ఇంద్రస్తోమ ఇంద్రస్తోమో భవతి ఇంద్రియమింద్రియం భవతి ఇంద్రస్తోమ ఇంద్రస్తోమో భవతి ఇంద్రియం ఇంద్రస్తోమైంద్రాస్తోమేంద్రియమింద్రియం భవతి భవతి ఇంద్రియమేవైవేంద్రియం భవతి భవతి ఇంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవైవేంద్రియమింద్రియమేవైవైవరుంధతే రుంధతే వైవైవరుంధతే అవరుంధతే రుంధతే వరుంధతే సప్తదశ సప్తదశో రుంధతే వరుంధతే సప్తదశ రుంధతే సప్తదశ సప్తదశో రుంధతే రుంధతే సప్తదశో భవతి భవతి సప్తదశో రుంధతే రుంధతే సప్తదశో భవతి సప్తదశో భవతి భవతి సప్తదశ సప్తదశో భవత్యన్నాద్యస్యాన్నాద్యస్తి సప్తదశ సప్తదశో భవత్యన్నాద్యస్య సప్తదశ ఇది సప్తాదశ భవత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావృద్ధ్యావృద్ధ్యాన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావృద్ధ్యై అన్నాద్యస్యావృద్ధ్యావృద్ధ్యాన్నాద్యస్యాన్నాద్యస్య అథో అథో అవరుధ్య అన్నాద్యస్యాన్నాద్యస్యావృద్ధ్య అథో అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుధ్య అథో అథో అవరుధ్య అవరుధ్య అథో ప్రప్రాథో అవరుధ్య అవరుధ్య అథో ప్ర అవరుధ్యావరుధ్యై అథో ప్రప్రాథో అథో ప్రైవైవ ప్రాథో అథో ప్రైవ అథో ఇత్యథో ప్రైవైవ ప్రప్రైవతేన తేనైవ ప్రప్రైవతేన ఏవతేన తేనైవైవ తేన జాయంతే జాయంతే తేనైవైవ తేన జాయంతే తేన జాయంతే జాయంతే తేన తేన జాయంత ఏక వికుంశ జాయంతే తేన తేన జాయంత ఏక వికుంశ జాయంత ఏక వికుంశ ఏక వికుంశో జాయంతే జాయంత ఏక వికుంశో భవతి భవత్యేక వికుంశో జాయంతే జాయంత ఏక వికుంశో భవతి ఏక వికుంశో భవతి భవత్యేక వికుంశ ఏక వికుంశో భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవత్యేక వికుంశ ఏక వికుంశో భవతి ప్రతిష్ఠిత్యై ఏక వికుంశ ఇత్యేక వికుంశ భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ఋచమథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ఋచం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో ఋచమో ఋచమథో అథో ఋచమేవైవ ఋచమథో అథో ఋచమేవ అథో ఇత్యథో ఋచమేవైవ ఋచమో ఋచమేవాత్మన్నాత్మన్నేవ ఋచమో ఋచమేవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మందధతే దధత ఆత్మన్నేవైవాత్మందధతే ఆత్మందధతే దధత ఆత్మన్నాత్మందధతే చతుర్విపుంశశ్చతుర్విపుంశో దధత ఆత్మన్నాత్మందధతే చతుర్విపుంశ చతుర్విగుంశతిర్థమాసాధమాసాశ్చతుర్విగుంశతిర్థమాసాస్సంవత్సరస్సంవత్సరోర్ధమాసాశ్చతుర్విగుంశతిర్థమాసాస్సంవత్సరః సంవత్సరస్సు వర్గస్సు వర్గస్సంవత్సరస్సంవత్సరస్సు వర్గో లోకస్సు వర్గస్సంవత్సరస్సంవత్సరస్సు వర్గో లోకః సంవత్సర ఇది సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సర ఏవైవ సంవత్సరే లోకో లోకస్సంవత్సర ఏవ సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవసు వర్గే సంవత్సర ఇది సంవత్సరే ఏమసు వర్గేసు వర్గ ఏవైవ సు వర్గే లోకే లోకేసు వర్గ ఏవైవసు వర్గే లోకే స్వర్గే లోకే లోకేసు వర్గేసు వర్గే లోకే ప్రతి ప్రతి లోకేసు వర్గేసు వర్గే లోకే ప్రతి స్వర్గ ఇది సవాహే స్వర్గే ప్రతి లోకే లోకే ప్రతిష్టంతి తిష్టంతి ప్రతి లోకే లోకే ప్రతిష్టంతి ప్రతిష్టాయ ప్రతిష్టాయ దేవత ప్రతిష్టాయ దేవత ప్రతిష్టాయ దేవతా దేవతా ప్రతిష్టాయ ప్రతిష్టాయ దేవతా అభ్యారోహంది అభ్యారోహంది దేవతా ప్రతిష్టాయ ప్రతిష్టాయ దేవతా అభ్యారోహంది ప్రతిష్టాయేది ప్రతిష్టాయ దేవతా అభ్యారోహంది అభ్యారోహంది దేవతా దేవతా అభ్యారోహంది త్రయస్త్రిమూషాత్రయస్త్రిమూషాద్ అభ్యారోహంది దేవతా దేవతా అభ్యారోహంది త్రయస్త్రిమూషాద్ అభ్యారోహంత్రయస్త్రిగుంశాత్రయస్త్రిగుంశాద్ అభ్యారోహంత్రయస్త్రిగుంశాత్రయస్త్రిగుంశంత్రయస్త్రిగుంశంత్రయస్త్రిగుంశంత్రయస్త్రిగుంశాద్ అభ్యారోహంతీత్యభి ఆరోహంతి త్రయస్త్రిగుంశాత్రయస్త్రిగుంశంత్రయస్త్రిగుంశాత్రయస్త్రిగుంశం ఉపవ ప్రజాసు వృషాణో వృషాణ ప్రజాసు భావో భావ ప్రజాసు వృషాణ ప్రజాసుషాణో వృషాణ ప్రజాసు ప్రజాసుషాణో యద్వృషాణ ప్రజాసు ప్రజాసుషాణో యత్ ప్రజాశ్రీప్రాజు వృషాణో యజ్ఞకృషాణో వృషాణో యేత ఏతేయత్షాణో వృషాణో యేత ఏతేస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస్తోమాస తస్మాద్భవంతి వ్యతిషక్తా వ్యతిషక్తా భవంతి తస్మాద్ వ్యతిషక్తా ఇతి వి అతిషక్తాః భవంతి తస్మాద్భవంతి భవంతి తస్మాదియమియం తస్మాద్భవంతి భవంతి తస్మాదియమ్ తస్మాదియమియం తస్మాద్ోషధీభిరోషధీభిరియం తస్మాద్ోషధీభిరియమియమోషధీభిరియమియమోషధీభిర్వనస్పతిభిర్వనస్పతిభిరోషధీభిరియమియమోషధీభిర్వనస్పతి ఓషధీభిర్వనస్పతిభిర్వనస్పతిభిరోషధీభిరోషధీభిర్వనస్పతిభిర్యతిషక్తా వనస్పతిభిరోషధీభిరోషధీభిర్వనస్పతిభిర్యతిషక్తా వనస్పతిభిర్వనస్పతిభిర్వనస్పతిభిర్యతిషక్తా విశిష్యందే ప్రజయా ప్రజయా విశిష్యందే విశిష్యందే ప్రజయా పశుభి పశుభి ప్రజయా విశిష్యందే విశిష్యందే ప్రజయా పశుభి విశిష్యంత ఇతి వి అతిషజ్యందే ప్రజయా పశుభి పశుభి ప్రజయా ప్రజయా పశుభిర్యే పశుభి ప్రజయా ప్రజయా పశుభిర్యే ప్రజయేది ప్రాజయా పశుభిర్యే పశుభి పశుభిర్య ఏమేవ్యే పశుభి పశుభిర్య ఏం పశుభిరి పశుభి ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏం విద్వాగుంస ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏమేం విద్వాగుంస ఏతా విద్వాగుంస ఏమేం విద్వాగుంస విద్వాగుంస ఏతా విద్వాగుంస విద్వాగుంస ఏతా ఆసత ఆసత ఏతా విద్వాగుంస విద్వాగుంస ఏతా ఆసతే ఏతా ఆసత ఆసత ఏతా ఆసతే కృప్తా అకృప్తా ఆసత ఏతా ఆసతే కృప్తా ఆసతే కృప్తా అకృప్తా ఆసత ఆసతే కృప్తా వై వా అకృప్తా ఆసత ఆసతే కృప్తా వై అకృప్తా వై వా అకృప్తా అకృప్తా వా ఏత ఏతే వా అకృప్తా అకృప్తా వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతేసు వర్గకోసు వర్గమేతే వై వా ఏతేసు వర్గం ఏతేసు వర్గకోసు వర్గమేత ఏతేసు వర్గం లోకం లోకకోసు వర్గమేత ఏతేసు వర్గం లోకం సువర్గం లోకం లోకకోసు వర్గకోసు వర్గం లోకయ్యంతి యంతి లోకకోసు వర్గకోసు వర్గం లోకయ్యంతి సువర్గమితి సువహార్గం లోకయ్యంతియంతి లోకం లోకయ్యంచిచ్చావచానుచ్చావచానుయంతి లోకం లోకయ్యంచిచ్చావచానుయంతియంచిచ్చావచానుయంతియంచిచ్చావచానుహిష్యచ్చావచానుయంతియంచిచ్చావచానుహి ఉచ్చావచానుహిష్యచ్చావచానుచ్చావచానుహిస్తోమాన్స్తోమానుహిస్తోమానుపయంతి భయంతిస్తోమానుహిస్తోమానుపయంతి యేత ఏతేజ్యేత ఊర్ధ్వ ఏత ఊర్ధ్వ కృత్తా స్తోమా స్తోమా కృత్తా స్తోమా స్తోమా కృత్తా స్తోమా భవంతి స్తోమా భవంతి కృత్తా స్తోమా భవంతి కృత్తా భవంతి కృత్తా కృత్తా భవంతి భవంతి కృత్తా ఏవైవ కృత్తా భవంతి భవంతి కృత్తా ఏవ కృత్తా ఏవైవ కృత్తా కృత్తా ఏవసు వర్గకోసు వర్గమేవ కృత్తా కృత్తా ఏవసు వర్గం ఏవసు వర్గకోసు వర్గమేవైవసు వర్గం లోకం లోకకోసు వర్గమేవైవసు వర్గం లోకం లోకం లోకకోసు వర్గకోసు వర్గం లోకయ్యంతి లోకకోసు వర్గం లోకయ్యంతి సువర్గమితి సువహార్గం లోకయ్యంతి లోకం లోకయ్యంత్యుభయోర్భయోర్యంతి లోకం లోకయ్యంత్యుభయో ఎంచుభయోర్భయోర్యంత్యుభయోరేభ్యేభ్యుభయోర్భయోరేభ్యోకయోర్భయోరేభ్యుభయోరేభ్యోకయోర్భయోరేభ్యుభయోరేభ్యోకయోకల్పదే త్రిగుంశత్ త్రిగుంశత్కల్పదే రాత్రిరపశ్యన్ ద్వాత్రిగోషలక్షరాత్రిగోషలక్షరాపశ్యం రాత్రిరపశ్యన్ ద్వాత్రిగోషలక్షరా మనుష్యస్ వర్గస్సు వర్గో మనుష్యస్ మనుష్యస్ వర్గో లోకస్సు వర్గో మనుష్యస్ మనుష్యస్ వర్గో లోక సువర్గం లోకం లోకగుం సువర్గమేవ సువర్గం లోకం సువర్గం లోకం లోకపుంసవర్గపుంసవర్గం లోకమభ్యారోహంత్యభ్యారోహంతి లోకపుంసవర్గపుంసవర్గం లోకమభ్యారోహంతి సువర్గమితి సువహార్గం లోకమభ్యారోహంత్యభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యామభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి బృహద్రసంతరాభ్యాం అభ్యారోహంతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యామభ్యారోహంత్యభ్యారోహంతి బృహద్రసంతరాభ్యాయంతి బృహద్రసంతరాభ్యామభ్యారోహంత్యభ్యారోహంతి బృహద్రసంతరాభ్యాయంతి అభ్యారోహంతీత్యభి ఆరోహంతి బృహద్రసంతరాభ్యాయంతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాయంతి అయ్యంతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాయంతీయం బృహద్రసంతరాభ్యామితి బృహద్రసంతరాభ్యాయంతీయమియ్యంతియంతీయం వావవావేయంతీయంతీయం వావ ఇయం వావవావేయమియం వావరసంతరకోరసంతరం వావేయమియం వావరసంతరం వావరసంతరకోరసంతరం వావవావరసంతరమసావసోరసంతరం వావవావరసంతరమసౌ రసంతరమసావసోరసంతరకోరసంతరమసౌ బృహద్ బృహదసోరసంతరకోరసంతరమసౌ బృహద్ రసంతరమితి రథం స్వరం అసో బృహద్ బృహదసావసో బృహదాభ్యామాభ్యాం బృహదసావసో బృహదాభ్యాం బృహదాభ్యామాభ్యాం బృహద్ బృహదాభ్యామేవైవాభ్యాం బృహద్ బృహదాభ్యామేవ ఆభ్యామేవైవాభ్యామాభ్యామేవయంతియంత్యేవాభ్యామాభ్యామేవయంతి చేవయంతియంచేవైవయంచసో అసోయంచేవైవయంచసో యంచసో అసోయంతియంచసో అనయోరనయోరసోయంతియంచసో అనయో అథో అనయోరణయోరసో అథో అనయోరేవైవానయోరసో అథో అనయోరేవ అథో ఇత్యథో అనయోరేవైవానయోరణయోరేవ ప్రతిపదేవానయోరణయోరేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టంది నిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్టంది ప్రతిష్టంది నిష్టంది ప్రతి ప్రతిష్టంజేతే ఏదే నిష్టంది ప్రతి ప్రతిష్టంజేతే నిష్టంజేతే ఏదే నిష్టంది నిష్టంజేతే వైవ ఏదే నిష్టంది నిష్టంజేతే వై ఏతే వై వా ఏతే ఏతే వై యజ్ఞస్య యజ్ఞస్య వా ఏతే ఏతే వై యజ్ఞస్య ఏతే ఇత్యేతే వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య అంజసాయని అంజసాయని యజ్ఞస్య వై వై యజ్ఞస్య అంజసాయని యజ్ఞస్య అంజసాయని అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్య అంజసాయని శృతి శృతి అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్య అంజసాయని శృతి అంజసాయని శృతి శృతి అంజసాయని అంజసాయని శృతీదాభ్యాంతాభ్యాశ్రుతి అంజసాయని అంజసాయని శృతీదాభ్యాం అంజసాయని ఇత్యంజసాయని శృతీదాభ్యాంతాభ్యాశ్రుతి శృతీదాభ్యామేవైవతాభ్యాశ్రుతి శృతీదాభ్యామేవ శృతి ఇది శృతి తాభ్యామేవైవతాభ్యాంతాభ్యామేవ సువర్గమోసువర్గమేవతాభ్యాంతాభ్యామేవ సువర్గం ఏవ సువర్గపుంసువర్గమేవైవ సువర్గం లోకం లోకపుంసువర్గమేవైవ సువర్గం లోకం సువర్గం లోకం లోకపుంసువర్గపుంసువర్గం లోకయ్యంతి యంతి లోకపుంసువర్గపుంసువర్గం లోకయ్యంతి సువర్గమితి సువహాగం లోకయ్యంతి యంతి లోకం లోకయ్యంతి పరాహాంచ పరాహాంచోయంతి లోకం లోకయ్యంతి పరాహాంచ యంతి పరాహాంచ పరాహాంచోయంతి యంతి పరాహాంచో వై వై పరాహాంచోయంతి యంతి పరాహాంచో వై పరాహాంచో వై వై పరాహాంచ పరాహాంచో వా ఏత ఏతే వై పరాహాంచ పరాహాంచో వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే సువర్గపుంసువర్గమేతే వై వా ఏతే సువర్గం ఏతే సువర్గపుంసువర్గమేత ఏతే సువర్గం లోకం లోకపుంసువర్గమేత ఏతే సువర్గం లోకం సువర్గం లోకం లోకపుంసువర్గపుంసువర్గం లోకమభ్యారోహంత్యభ్యారోహంతి లోకపుంసువర్గపుంసువర్గం లోకమభ్యారోహంతి సువర్గమితి సువహాగం లోకమభ్యారోహంత్యభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి ఏభ్యారోహంతి లోకం లోకమభ్యారోహంతి ఏ అభ్యారోహంతి ఏభ్యారోహంత్యభ్యారోహంతి ఏ పరాజ పరాజో ఏభ్యారోహంత్యభ్యారోహంతి ఏ పరాజ అభ్యారోహంతిభి ఆరోహంతి ఏ పరాజ పరాజో ఏ పరాజ స్త్రియహాన్ త్రియహాన్ పరాజో ఏ పరాజ స్త్రియ పరాజస్త్రియహాన్ త్రియహాన్ పరాజ పరాజస్త్రియహాను భయంతి భయంతి త్రియహాన్ పరాజ పరాజస్త్రియహాను భయంతి త్రియహాను భయంతి భయంతి త్రియహాన్ త్రియహాను భయంతి ప్రత్యంగ్ ప్రత్యంగు భయంతి త్రియహాన్ త్రియహాను భయంతి ప్రత్యంగ్ త్రియహాని త్రియహాన్ భయంతి ప్రత్యంగ్ ప్రత్యంగు భయంతి భయంతి ప్రత్యంగ్ త్రియ స్త్రియ ప్రత్యంగు భయంతి భయంతి ప్రత్యంగ్ త్రియ ఉభయంతిపాయంతి ప్రత్యం క్రియ స్త్రియ ప్రత్యం ప్రత్యం క్రియో భవతి భవతి స్త్రియ ప్రత్యం ప్రత్యం క్రియో భవతి

అభితో భవతో భవతో అభితో అభితో భవతః పరిగృహీత్యై పరిగృహీత్యై భవతో అభితో అభితో భవతః పరిగృహీత్యై భవతః పరిగృహీత్యై పరిగృహీత్యై భవతో భవతః పరిగృహీత్యై పరిగృహీత్యాది పరిగృహీత్యై ద్వే వావద్వే ద్వే వావదేవ సత్రే దేవ సత్రే వావద్వే ద్వే వావదేవ సత్రే ద్వే ఇది ద్వే వావదేవ సత్రే దేవ సత్రే వావ వావదేవ సత్రే ద్వాదశాహో ద్వాదశాహో దేవ సత్రే వావ వావదేవ సత్రే ద్వాదశాహ దేవ సత్రే ద్వాదశాహో ద్వాదశాహో దేవ సత్రే దేవ సత్రే ద్వాదశాహశ్చ చత్వాదశాహో దేవ సత్రే దేవ సత్రే ద్వాదశాహశ్చ దేవ సత్రే ఇది దేవ సత్రే ద్వాదశాహశ్చ చత్వాదశాహో ద్వాదశాహశ్చైవైవ చత్వాదశాహో ద్వాదశాహశ్చైవ ద్వాదశాహ ఇది ద్వాదశాహైవ త్రయస్త్రిగోషదహస్త్రయస్త్రిగోషదహ ఏవైవత్రయస్త్రిగోషదహశ్చ విద్వాగుంసో విద్వాగుంస విద్వాగుంస విద్వాగుంస విద్వాగుంసత్రయస్త్రిగోషదహం విద్వాగుంసత్రయస్త్రిగోషదహంత్రయస్త్రిగోషదహం విద్వాగుంసో విద్వాగుంసత్రయస్త్రిగోషదహమాసదహాసదే త్రయస్త్రిగోషదహం విద్వాగుంసో విద్వాగుంసత్రయస్త్రిగోషదహమాసదే త్రయస్త్రిగోషదహమాసదహాసదే త్రయస్త్రిగోషదహంత్రయస్త్రిగోషదహమాసదే సాక్షాత్ సాక్షాదాసదే త్రయస్త్రిగోషదహంత్రయస్త్రిగోషదహమాసదే సాక్షాద్ త్రయస్త్రిగోషదహమిది త్రయస్త్రిగోషత అహం ఆసదే సాక్షాత్ సాక్షాదాసుద ఆసదే సాక్షాదేవైవ సాక్షాదాసుద ఆసదే సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవ దేవత దేవత ఏవ సాక్షాత్ సాక్షాదేవ దేవత సాక్షాదితి సా అక్షాత్ దేవ దేవత దేవత ఏవైవ దేవత అభ్యారోహంతి అభ్యారోహంతి దేవత ఏవైవ దేవత అభ్యారోహంతి దేవత అభ్యారోహంత్యభ్యారోహంతి దేవత దేవత అభ్యారోహంతి యథాయథాభ్యారోహంతి దేవత దేవత అభ్యారోహంతి యథా అభ్యారోహంతి యథాయథాభ్యారోహంత్యభ్యారోహంతి యథా ఖలు ఖలు యథాభ్యారోహంత్యభ్యారోహంతి యథా ఖలు అభ్యారోహంతీత్యభి ఆరోహంతి యథా ఖలు ఖలు యథాయథా ఖలు వై వై ఖలు యథాయథా ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై శ్రేయాన్ శ్రేయాను వై ఖలు ఖలు వై శ్రేయాను వై శ్రేయాన్ శ్రేయాను వై వై శ్రేయానభ్యారూఢోభ్యారూఢ శ్రేయాను వై వై శ్రేయానభ్యారూఢ శ్రేయానభ్యారూఢోభ్యారూఢ శ్రేయాన్ శ్రేయానభ్యారూఢ కామయతే కామయతే అభ్యారూఢ శ్రేయాన్ శ్రేయానభ్యారూఢ కామయతే అభ్యారూఢ కామయతే కామయతే అభ్యారూఢోభ్యారూఢ కామయతే తథా కామయతే అభ్యారూఢోభ్యారూఢ కామయతే తథా అభ్యారూఢ ఇత్యభి ఆరూఢ కామయతే తథా కామయతే కామయతే తథా కరోతి కరోతి తథా కామయతే కామయతే తథా కరోతి తథా కరోతి కరోతి తథా కరోతి యతి యతి కరోతి తథా కరోతి యతి కరోతి యతి యతి కరోతి కరోతి యద్యవవిధ్యత్యవవిధ్యతి యతి కరోతి కరోతి యద్యవవిధ్యతి యద్యవవిధ్యత్యవవిధ్యతి యతి యద్యవవిధ్యతి పాపీయాన్ పాపీయానవవిధ్యతి యతి యద్యవవిధ్యతి పాపీయాన్ అవవిధ్యతి పాపీయాన్ పాపీయానవవిధ్యత్యవవిధ్యతి పాపీయాన్ భవతి భవతి పాపీయానవవిధ్యత్యవవిధ్యతి పాపీయాన్ భవతి అవవిధ్యతీత్యవా విధ్యతి పాపీయాన్ భవతి భవతి పాపీయాన్ పాపీయాన్ భవతి యతి యతి భవతి పాపీయాన్ పాపీయాన్ భవతి యతి భవతి యతి యతి భవతి భవతి యతి ననయతి భవతి భవతి యతి న యతి ననయతి యతి నావవిధ్యత్యవవిధ్యతి నయతి యతి నావవిధ్యతి నావవిధ్యత్యవవిధ్యతి ననావవిధ్యతి సదరం సదరంగవవిధ్యతి ననావవిధ్యతి సదరం అవవిధ్యతి సదరం సదరంగవవిధ్యత్యవవిధ్యతి సదరం యే సదరంగవవిధ్యత్యవవిధ్యతి సదరం యే అవవిధ్యతీత్యవా విధ్యతి సదృంగే సదృం సదృంగ ఏమేవే సదృం సదృంగ ఏం సదృంగి సాదృంగ ఏమేవే ఏం విద్వాగుంస విద్వాగుంస ఏం విద్వాగుంస ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమేం విద్వాగుంసత్రయస్త్రిగుంసదహం త్రయస్త్రిగుంసదహం విద్వాగుంస ఏమేం విద్వాగుంసత్రయస్త్రిగుంసదహం విద్వాగుంసత్రయస్త్రిగుంసదహం త్రయస్త్రిగుంసదహం విద్వాగుంస విద్వాగుంసత్రయస్త్రిగుంసదహమాసదయత్రయస్త్రిగుంసదహం విద్వాగుంస విద్వాగుంసత్రయస్త్రిగుంసదహమాసదే త్రయస్త్రిగుంసదహమాసదయత్రయస్త్రిగుంసదహంత్రయస్త్రిగుంసదహమాసదే వివ్యాసదయత్రయస్త్రిగుంసదహంత్రయస్త్రిగుంసదహమాసదేవి త్రయస్త్రిగుంసదహమిది త్రయస్త్రిగుంసద అహం ఆసదేవి వ్యాసద ఆసదేవి పాత్మనా పాత్మనా వ్యాసద ఆసదేవి పాత్మనా విపాత్మనా పాత్మనా విపాత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాత్మనా విపాత్మనా భ్రాతృవ్యేణ పాత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాత్మనా పాత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాత్మనా పాత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణావర్తంతే వర్తంత భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణావర్తంతే ఆవర్తంతే వర్తంత ఆవర్తంతే హర్భాజో హర్భాజో వర్తంత ఆవర్తంతే హర్భాజ వర్తంతే హర్భాజో హర్భాజో వర్తంతే వర్తంతే హర్భాజో వై వా అహర్భాజో వర్తంతే వర్తంతే హర్భాజో వై అహర్భాజో వై వా అహర్భాజో హర్భాజో వా ఏత ఏత వా అహర్భాజో హర్భాజో వా ఏత అహర్భాజ ఇత్యహర్భాజ వా ఏత ఏత వై వా ఏత దేవా దేవా ఏత వై వా ఏత దేవా ఏత దేవా దేవా ఏత ఏత దేవా అగ్రేగ్రే దేవా ఏత ఏత దేవా అగ్రే దేవా అగ్రేగ్రే దేవా దేవా అగ్ర ఆగ్రే దేవా దేవా అగ్ర అగ్ర ఆగ్రే గ్ర ఆహరన్న హరన్నాగ్రే గ్ర ఆహరన్న ఆహరన్న హరన్నాహరన్న హర హర హరన్నాహరన్న అహరన్న హర హర హరన్న హరన్న హరేక ఏకో హర హరన్న హరన్న హరేక అహరేక ఏకో హర హరేకో భజత భజతైకో హర హరేకో భజత ఏకో భజత భజతైక ఏకో భజత హర హర భజతైక ఏకో భజత అభజత హర హర భజత భజత హరేక ఏకో హర భజత భజత హరేక అహరేక ఏకో హర హరేకస్తాభిస్తాభిరేకో హర హరేకస్తాభి ఏకస్తాభిస్తాభిరేక ఏకస్తాభిర్వై వైతాభిరేక ఏకస్తాభిర్వై ఆభిర్వై వైతాభిస్తాభిర్వైతే దే వైతాభిస్తాభిర్వైతే వైదే వై వైదే ప్రవాహు ప్రవాహుతే వై వైదే ప్రవాహు ఏ ప్రవాహు ప్రవాహుతే దే ప్రవాహుగార్ధ్వమన్నార్ధ్వమన్ ప్రవాహుతే దే ప్రవాహుగార్ధ్వమన్ ప్రవాహుగార్ధ్వమన్నార్ధ్వమన్ ప్రవాహు ప్రవాహుగార్ధ్వమయే ఆర్ధ్వమన్ ప్రవాహు ప్రవాహుగార్ధ్వమయే ప్రవాహుభిః ప్రవాహుః ఆర్ధమనయ ఆర్ధమన్నార్ధమనయ ఏమేవ్య ఆర్ధమన్నార్ధమనయ ఏమేవ్యేయ ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమయ్యేయ ఏం విద్వాగుంస ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమేవం విద్వాగుంస త్రయస్త్రిగుంసదహం త్రయస్త్రిగుంసదహం విద్వాగుంస ఏమేవం విద్వాగుంస త్రయస్త్రిగుంసదహం విద్వాగుంసత్రయస్త్రిగుంసదహం త్రయస్త్రిగుంసదహం విద్వాగుంస విద్వాగుంసత్రయస్త్రిగుంసదహమాసదయత్రయస్త్రిగుంసదహం విద్వాగుంస విద్వాగుంసత్రయస్త్రిగుంసదహమాసదే త్రయస్త్రిగుంసదహమాసదయత్రయస్త్రిగుంసదహం త్రయస్త్రిగుంసదహమాసదే సర్వే సర్వ ఆసదయత్రయస్త్రిగుంసదహం త్రయస్త్రిగుంసదహమాసదే సర్వే త్రయస్త్రిగుంసదహమిది త్రయస్త్రిగుంసదహం ఆసదే సర్వే సర్వ ఆసద ఆసదే సర్వ ఏవైవ సర్వ ఆసద ఆసదే సర్వ ఏవ సర్వ ఏవైవ సర్వే సర్వ ఏవ ప్రవాహు ప్రవాహుగేవ సర్వే సర్వ ఏవ ప్రవాహు ఏవ ప్రవాహు ప్రవాహుగేవైవ ప్రవాహు గృధ్వమంజుర్ధమంది ప్రవాహుగేవైవ ప్రవాహు గృధ్వమంది ప్రవాహుగృధ్వమంజుర్ధమంది ప్రవాహు ప్రవాహుగృధ్వమంది సర్వే సర్వ గృధ్వమంది ప్రవాహు ప్రవాహుగృధ్వమంది సర్వే ప్రవాహుకి ప్రవాహు అర్ధమంజసర్వే సర్వ అర్ధమంజుర్ధమంజసర్వే గ్రామణీయం గ్రామణీయము సర్వ అర్ధమంజుర్ధమంజసర్వే గ్రామణీయం సర్వే గ్రామణీయం గ్రామణీయము సర్వే గ్రామణీయం ప్రగ్రామణీయము సర్వే గ్రామణీయం ప్రగ్రామణీయం ప్రగ్రామణీయం గ్రామణీయం ప్రాప్నువంచాప్నువంతి ప్రగ్రామణీయం గ్రామణీయం ప్రాప్నువంతి గ్రామణీయమిది గ్రామణీయం ప్రాప్నువంజాప్నువంతి ప్రప్రాప్నువంతి పంచాహ పంచాహ ఆప్నువంతి ప్రప్రాప్నువంతి పంచాహ ఆప్నువంతి పంచాహ పంచాహ ఆప్నువంజాప్నువంతి పంచాహ భవంతి పంచాహ ఆప్నువంజాప్నువంతి పంచాహ భవంతి విశ్వజిద్విశ్వజిద్రుంధతేరుంధతే విశ్వజిద్భవతి భవతి విశ్వజిద్రుంధతేరుంధతే విశ్వజిద్భవతి విశ్వజిద్భవతి విశ్వజిద్విశ్వజిద్భవత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్యై అన్నాద్యవరుధ్య అవరుధ్య అన్నాద్యవరుధ్యే సర్వృష్ట సర్వృష్టోవరుధ్య అన్నాద్యవరుధ్యే సర్వృష్ట అన్నాద్యవరుధ్యే సర్వృష్ట సర్వృష్టోవరుధ్య అవరుధ్యే సర్వృష్టోవతి సర్వృష్టోవరుధ్య అవరుధ్యే సర్వృష్టోవతి అవరుధ్యవరుధ్యై సర్వృష్టోవతిభవతి సర్వస్య భవతి సర్వస్య భవతి సర్వస్య సర్వస్య భవతి సర్వస్య సర్వృష్టై సర్వృష్టై భవతి సర్వస్య భవతి సర్వస్య అభిజిత్యా అభిజిత్యై సర్వస్య భవతి సర్వస్య అభిజిత్యై సర్వస్య అభిజిత్యా అభిజిత్యై సర్వస్య భవతి సర్వస్య అభిజిత్యై వాగ్వాగ్ అభిజిత్యై సర్వస్య సర్వస్య అభిజిత్యై వాగ్వై అభిజిత్యై సర్వస్య సర్వస్య అభిజిత్యై వాగ్వై అభిజిత్యాదిత్యై ద్వాదశాహోద్వాదశాహో వై వాగ్వాద్వై ద్వాదశాహో వై వాగ్వాద్వై ద్వాదశాహో వై ద్వాదశాహో వై వాద్వాదశాహో ద్వాదశాహో ద్వాదశాహో వై ద్వాదశాహో ద్వాదశాహో ద్వాదశాహో వై ద్వాదశాహో పురస్తాద్వాదశాహం ద్వాదశాహం పురస్తాద్వాదశాహం ద్వాదశాహం పురస్తాద్వాదశాహం ద్వాదశాహం ద్వాదశాహం పురస్తాద్వాదశాహం ఉపేయుర్ ఉపేయుర్ ద్వాదశాహం పురస్తాద్వాదశాహం ఉపేయుర్ ద్వాదశాహం ఉపేయుర్ ద్వాదశాహం ద్వాదశాహం ఉపేయుర్ ఆప్తామన ఆప్తాముపేయుర్ ద్వాదశాహం ద్వాదశాహం ఉపేయుర్ ఆప్తా ద్వాదశాహమిది ద్వాదశాహం ఉపేయుర్ ఆప్తామన ఆప్తాముపేయుర్ ఉపేయుర్ ఆప్తాం వాచం వాచమన ఆప్తాముపేయుర్ ఉపేయుర్ ఆప్తాం వాచం ఉపేయుర్ ఇత్యుప ఈహు అనా ఆప్తాం వాచం వాచమన ఆప్తామన ఆప్తాం వాచము పోప వాచమన ఆప్తామన ఆప్తాం వాచము ప వాచము పోప వాచం వాచముపేయుర్ ఇరుప వాచం వాచముపేయుః ఉపేయురియుర్వోపేయురుపదాసుకోపదాసుకేయురియురుపదాసుకైషామేషామపదాసుకేయురియురుపదాసుకైషామ్ఉపదాసుకైషామేషామపదాసుకోపదాసుకైషామ్వాగ్వాగేషామపదాసుకోపదాసుకైషామ్వాక్ వాక్స్యాద్వాగ్వాక్స్యాపరిష్టాద్వాగ్వాక్స్యాపరిష్టాద్వాదశాహం ద్వాదశాహం ఉపరిష్టాద్వాదశాహం ఉపరిష్టాద్వాదశాహం ద్వాదశాహం ఉపరిష్టాద్వాదశాహం ద్వాదశాహం ఉపరిష్టాద్వాదశాహం ద్వాదశాహం ఉపరిష్టాద్వాదశాహం ద్వాదశాహం ఉపయంత్యంత్యమద్వాదశాహం ద్వాదశాహం ఉపయంది ద్వాదశాహమిది ద్వాదశాహం ఉపయంత్యంత్యపోపయంత్యాప్తామాప్తాయంత్యపోపయంత్యాప్తామేవైవాప్తాయంత్యంత్యాప్తామేవ ఆప్తామేవైవాప్తామాప్తామేవ వాచం వాచమేవాప్తామాప్తామేవ వాచం ఏవ వాచం వాచమేవైవ వాచముపోపవాచమేవైవ వాచముప వాచముపోపవాచం వాచముపయంత్యంత్యపవాచం వాచముపయంతి ఉపయంత్యంత్యపాపయంత్యతస్మాత్తస్మాద్యంత్యపాపయంత్యతస్మాదుపరిష్టాదుపరిష్టాత్తస్మాద్యంత్యంత్యతస్మాదుపరిష్టాత్తస్మాదుపరిష్టాద్వాచా వాచోపరిష్టాత్తస్మాత్తస్మాదుపరిష్టాద్వాచా వాచా వదామో వదామో వాచా వదామో వాంతరం వై వా అవాంతరం వదామో వదామో వాంతరం వై అవాంతరం వై వా అవాంతరం వై దశరాత్రేణ వా అవాంతరం వై దశరాత్రేణ అవాంతరమిత్యవా అంతరం వైదశరాత్రేణ ప్రజాపతి ప్రజాపతి దశరాత్రేణ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజనాసృజన ప్రజా ప్రజా అసృజన యజ్ఞసృజన ప్రజా ప్రజా అసృజన యత్ ప్రజా ప్రజా అసృజనయజ్ఞసృజతాసృజనయజ్ఞశరాత్రోదశరాత్రోయదసృజతాసృజనయజ్ఞశరాత్రయజ్ఞశరాత్రోదశరాత్రోయజ్ఞశరాత్రోభవతి ప్రజా ప్రజాభవతి దశరాత్రోదశరాత్రోభవతి ప్రజా దశరాత్రయజ్ఞశరాత్ర ప్రజా ప్రజాభవతి ప్రజా ఏవ ప్రజాభవతి ప్రజా ఏవ ఉదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌదంకౌద ఉపాచయ్యదుపాచో వాచయద్దశరాత్రో దశరాత్రో యదుపాచో వాచయద్దశరాత్ర యద్దశరాత్రో దశరాత్రో యద్దశరాత్రో యద్దశరాత్రో యద్దశరాత్రో యద్ దశరాత్రో యద్దశరాత్రో దశరాత్రో యద్దశరాత్రో దశరాత్రో యద్దశరాత్రో దశరాత్రో యద్దశరాత్ర దశరాత్ర ఇది దశరాత్ర యద్దశరాత్రో దశరాత్రో యద్దశరాత్రో భవతి భవతి దశరాత్రో యద్దశరాత్రో భవతి దశరాత్రో భవతి భవతి దశరాత్రో దశరాత్రో భవతి సత్రస్య సత్రస్య భవతి దశరాత్రో దశరాత్రో భవతి సత్రస్య దశరాత్ర ఇది దశరాత్ర భవతి సత్రస్య సత్రస్య భవతి భవతి సత్రస్యర్ధ్యార్ధి సత్రస్య భవతి భవతి సత్రస్యర్ధ్యై సత్రస్యర్ధ్యా అర్ధి సత్రస్య సత్రస్యర్ధ్యా అథో అథో అర్ధి సత్రస్య సత్రస్యర్ధ్యా అథో అర్ధ్యా అథో అథో అర్ధ్యా అర్ధ్యా అథో యజ్ఞనసో అర్ధ్యా అర్ధ్యా అథో యత్ అథో యజ్ఞనసో అథో యదేవైవ యదథో అథో యదేవ అథో ఇత్యథో యదేవైవ యజ్ఞదేవ పూర్వేషు పూర్వేష్వేవ యజ్ఞదేవ పూర్వేషు ఏవ పూర్వేషు పూర్వేష్వేవైవ పూర్వేష్వః సహస్సు పూర్వేష్వేవైవ పూర్వేష్వహస్సు పూర్వేష్హస్సు పూర్వేషు పూర్వేష్హస్సు విలోమ విలోమాహస్సు పూర్వేషు పూర్వేష్హస్సు విలోమ హస్సు విలోమ విలోమాహస్వహస్సు విలోమ క్రియతే క్రియతే విలోమాహస్వహస్సు విలోమ క్రియతే అహస్మిత్యహస్సు విలోమ క్రియతే క్రియతే విలోమ విలోమ క్రియతే తస్య తస్య క్రియతే విలోమ విలోమ క్రియతే తస్య విలోమేతి విలోమ క్రియతే తస్య తస్య క్రియతే క్రియతే తస్యైవ తస్య క్రియతే క్రియతే తస్యైవ తస్యైవ తస్య తస్యైవైషైషైవ తస్య తస్యైవైషా ఏవైషైషైవైషా శాంతిశాంతిరేషైవైషా శాంతి రేషా శాంతిశాంతిరేషైషా శాంత్యర్థ్యరేకాత్యరేకా శాంతిరేషైషా శాంత్యర్థ్యరేకా శాంత్యర్థ్యరేకాత్యరేకా శాంతిశాంతిర్థ్యరేకా వై వైత్యరేకా శాంతిశాంతిర్థ్యరేకా వై జ్యరేకా వై వైద్యరేకాద్యరేకా వా ఏతా ఏతా వైద్యరేకాద్యరేకా వా ఏతా అనేకా ఏతా ఏతా వై వా ఏతారాత్రయో రాత్రయ ఏతా వై వా ఏతారాత్రయ ఏతారాత్రయో రాత్రయ ఏతా ఏతారాత్రయో యజమానా యజమానా రాత్రయ ఏతా ఏతారాత్రయో యజమానా రాత్రయో యజమానా యజమానా రాత్రయో రాత్రయో యజమానా విశ్వజిద్ విశ్వజిద్ యజమానా రాత్రయో రాత్రయో యజమానా విశ్వజిద్ ఇదమానా విశ్వజిద్ విశ్వజిద్మానా ఇదమానా విశ్వజిత్ సహ సహ విశ్వజిద్మానా ఇదమానా విశ్వజిత్ సహ విశ్వజిత్ సహ సహ విశ్వజిద్ విశ్వజిత్ సహాతిరాత్రేణాతిరాత్రేణ సహ విశ్వజిద్ విశ్వజిత్ సహాతిరాత్రేణ విశ్వజిది విశ్వాజిద్ సహాతిరాత్రేణాతిరాత్రేణ సహ సహాతిరాత్రేణ పూర్వా పూర్వాతిరాత్రేణ సహ సహాతిరాత్రేణ పూర్వా అతిరాత్రేణ పూర్వా పూర్వా అతిరాత్రేణ పూర్వా షోడశ షోడశ పూర్వా అతిరాత్రేణ పూర్వా షోడశ అతిథరాత్రేణేత్యది రాత్రేణ పూర్వా షోడశ షోడశ పూర్వా పూర్వా షోడశ షోడశ పూర్వా పూర్వా షోడశ షోడశ షోడశ షోడశాతిరాత్రేణాతిరాత్రేణ సహ షోడశ షోడశాతిరాత్రేణ సహాతిరాత్రేణాతిరాత్రేణ సహ సహాతిరాత్రేణోత్తర ఉత్తరాతిరాత్రేణ సహ సహాతిరాత్రేణోత్తర అతిరాత్రేణోత్తర ఉత్తర అతిరాత్రేణాతిరాత్రేణోత్తర షోడశ షోడశోత్తర అతిరాత్రేణాతిరాత్రేణోత్తర షోడశ అతిరాత్రేణేత్యది రాత్రేణ ఉత్తరా షోడశ షోడశోత్తర ఉత్తరా షోడశే షోడశోత్తర ఉత్తరా షోడశే ఉత్తరా ఇత్యుత్తర షోడశే షోడశ షోడశయమే షోడశ షోడశయ ఏమేవే విద్వాగుంసో విద్వాగుంస ఏమే విద్వాగుంస ఏం విద్వాగుంసో విద్వాగుంస ఏమేం విద్వాగుంసత్రయత్రిగుంశదహం త్రయత్రిగుంశదహం విద్వాగుంస ఏమేం విద్వాగుంసత్రయత్రిగుంశదహం విద్వాగుంసత్రయత్రిగుంశదహంత్రయత్రిగుంశదహం విద్వాగుంసో విద్వాగుంసత్రయత్రిగుంశదహమాసదాసతేత్రయత్రిగుంశదహం విద్వాగుంసో విద్వాగుంసత్రయత్రిగుంశదహమాసతే త్రయత్రిగుంశదహమాసదాసతేత్రయత్రిగుంశదహంత్రయత్రిగుంశదహమాసదాసతేత్రిగుంశదహమిత్రయత్రిగుంశదహం ఆసద ఆసద ఆసద ఐషామేషామాసద ఆసద ఐషాం ఐషామేషామైషాంజనేకాద్యనేకైషామైషాంజనేకాద్యనేకైషామేషాంజనేకా ప్రజా ప్రజాద్యనేకైషామేషాంజనేకా ప్రజా జనేకా ప్రజా ప్రజాద్యనేకాద్యనేకా ప్రజాజాయతే జాయతే ప్రజాద్యనేకాద్యనేకా ప్రజాజాయతే జనేకేద్వీకనేకా ప్రజాజాయతే జాయతే ప్రజా ప్రజాజాయతే రాత్రావిరాత్రౌ జాయతే ప్రజా ప్రజాజాయతే రాత్రౌ ప్రజేతి ప్రజా జాయతే రాత్రావిరాత్రౌ జాయతే జాయతే రాత్రావభితోభితోతి రాత్రౌ జాయతే జాయతే రాత్రావభిత రాత్రావభితోభితోతి రాత్రావిరాత్రావభితో భవతో భవతోభితోతి రాత్రావిరాత్రావభితో భవత అతిరాత్రావిత్యది రాత్రౌ అభితో భవతో భవతోభితోభితో భవతః పరిగృహీత్రి పరిగృహీత్రి భవతోభితోభితో భవతః పరిగృహీంతి భవతః పరిగృహీత్రి పరిగృహీత్రి భవతో భవతః పరిగృహీంతి పరిగృహీత్యా ఇది పరిగృహీత్రి ఆదిత్యా అకామయంతా కామయంతాదిత్యా ఆదిత్యా అకామయంత సువర్గము సువర్గమకామయంతాదిత్యా ఆదిత్యా అకామయంత సువర్గం అకామయంతసువర్గకోసువర్గమ కామయంతా కామయంత సువర్గం లోకం లోకకోసువర్గమ కామయంతా కామయంత సువర్గం లోకం సువర్గం లోకం లోకకోసువర్గకోసువర్గం లోకం యామే యామ లోకకోసువర్గకోసువర్గం లోకం యామ సువర్గమితి సువాహకం లోకమి యామే యామ లోకం లోకమి యామేతీతి యామ లోకం లోకమి యామేతి యామేతీతి యామే యామేతి చేత ఇది యామే యామేతి ఇది చేతేషు వర్గకోసువర్గంతేషువర్గం తేసువర్గకోసువర్గంతేషువర్గం లోకం లోకకోసువర్గంతేషువర్గం లోకం సువర్గం లోకం లోకకోసువర్గకోసువర్గం లోకం నన లోకకోసువర్గకోసువర్గం లోకం న సువర్గమితి సువాహకం లోకం నన లోకం లోకం న ప్రణ లోకం లోకం న ప్రణన ప్రాజానన్న జానం ప్రణన ప్రాజానన్ ప్రాజానన్న జానం ప్రాజానన్న నాజానం ప్రాజానన్న అజానన్న నాజానన్న జానన్న సువర్గకోసువర్గం నాజానన్న జానన్న సువర్గం నసువర్గకోసువర్గం ననసువర్గం లోకం లోకకోసువర్గం ననసువర్గం లోకం సువర్గం లోకం లోకకోసువర్గకోసువర్గం లోకమాయన్ నాయం లోకకోసువర్గకోసువర్గం లోకమాయన్ సువర్గమితి సువాహకం లోకమాయన్నాయన్ లోకం లోకమాయంతే సహాయన్ లోకం లోకమాయంతే ఆయంతేత ఆయన్నాయంత ఏతమేతంత ఆయన్నాయంత ఏతం త ఏతమేతంతేత ఏతకోషట్రికోషద్రాత్రికోషట్రికోషద్రాత్రమేతంతేత ఏతకోషట్రికోషద్రాత్రం ఏతకోషట్రికోషద్రాత్రికోషట్రికోషద్రాత్రమేతమేతకోషట్రికోషద్రాత్రమపశ్యన్న పశ్యన్ షట్రికోషద్రాత్రమేతమేతకోషట్రికోషద్రాత్రమపశ్యన్ క్షత్రికోషద్రాత్రమపశ్యన్న పశ్యన్ క్షత్రికోషద్రాత్రికోషట్రికోషద్రాత్రమపశ్యంతమపశ్యన్ షత్రికోషద్రాత్రికోషట్రికోషద్రాత్రమపశ్యంతం షట్రికోషద్రాత్రమితి షట్రికోషద్రాత్రం అపశ్యంతమపశ్యన్నపశ్యంతమాతమపశ్యన్నపశ్యంతమా తమాతంతమాహరన్నహరన్నాతంతమాహరన్ ఆహరన్నహరన్నాహరంతేన తేన హరన్నాహరంతేన ఆహరంతేన తేన హరన్నహరంతేన ఇదంతా ఇదంతతేన హరన్నహరంతేన ఇదంతా తేన ఇదంతా ఇదంతతేన తేన ఇదంతతః ఇదంతతః తస్తతో ఇదంతతేన తేన ఇదంతతః ఇదంతతః ఇదంతా ఇదంతతేన తేన ఇదంతతః ఇదంతతః ఇదంతా ఇదంతతో వై వైతతో ఇదంతా ఇదంతతః అవిదంతతస్తతో ఇదంతా ఇదంతపతో వై వైతతో ఇదంతా ఇదంతతః వై తేతే వై వైతేసు వర్గఘోషవర్గంతే వై వైతేసు వర్గం ఏతువర్గకోసువర్గంతేతేసువర్గల్లోకల్లోకమోసువర్గంతేతేసువర్గం అజానన్ స్వర్గకోసువర్గమజానన్నజానన్ స్వర్గం లోకం లోకకోసువర్గమజానన్నజానన్ స్వర్గం లోకం లోకకోసువర్గకోసువర్గం లోకమాయన్నాయన్ లోకకోసువర్గకోసువర్గం లోకమాయన్ స్వర్గమితి స్వహాగం లోకమాయన్నాయన్ లోకం లోకమాయనియేయ ఆయన్ లోకం లోకమాయనియే ఆయనయేయ ఆయన్నాయనయ ఏవమేవయ్య ఆయన్నాయనయ ఏవం విద్వాగుంసేవంశత్రిగుంశత్రాత్రమాసదే షట్త్రిగుంశత్రాత్రమాసదే షట్త్రిగుంశత్రాత్రమాసదే సువర్గకోసువర్గమాసదే షట్త్రిగుంశత్రాత్రిగుంశత్రిగుంశత్రాత్రమాసదే సువర్గం షట్త్రిగుంశత్రాత్రమితి షట్త్రిగుంశత్రాత్రం ఆసదే సువర్గకోసువర్గమాసదాసదే సువర్గమేవైవ సువర్గకోసువర్గమేవ లోకం లోకమేవ సువర్గకోసువర్గమేవ లోకం సువర్గమితి సువహాగం ఏవ లోకం లోకమేవైవ లోకం ప్రప్రలోకమేవైవ లోకం ప్రజానంత్యజానంత్యప్రలోకం లోకం ప్రజానంతి సువర్గకోసువర్గం జానంత్యప్రప్రజానంతి సువర్గకోసువర్గం జానంత్యప్రప్రజానంతి సువర్గం జానంతి సువర్గకోసువర్గం జానంతి జానంతి సువర్గం లోకం లోకకోసువర్గం జానంతి జానంతి సువర్గం లోకం సువర్గం లోకం లోకకోసువర్గకోసువర్గం లోకయ్యంతి యంతి లోకకోసువర్గకోసువర్గం లోకయ్యంతి స్వర్గమితి స్వహాగం లోకయ్యంతి యంతి లోకం లోకయ్యంతి జ్యోతిర్జ్యోతిర్యంతి లోకం లోకయ్యంతి జ్యోతి జ్యోతిర్జ్యోతిర్యంతి యంతి జ్యోతిరతి రాత్రోతి రాత్రో జ్యోతిర్యంతి యంతి జ్యోతిరతి రాత్ర జ్యోతిరతి రాత్రోతి రాత్రో జ్యోతిర్జ్యోతిరతి రాత్రో భవతి భవత్యతి రాత్రో జ్యోతిర్జ్యోతిరతి రాత్రో భవతి అతి రాత్రైత్యది రాత్ర భవతి జ్యోతిర్భవతి భవతి జ్యోతిరేవైవ జ్యోతిర్భవతి భవతి జ్యోతిరేవ పురస్తాత్ పురస్తాదేవ జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాత్ ఏవ పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాత్ దధతే దధతే పురస్తాదేవైవ పురస్తాత్ దధతే పురస్తాత్ దధతే దధతే పురస్తాత్ పురస్తాత్ దధతే స్వర్గస్య దధతే పురస్తాత్ పురస్తాత్ దధతే స్వర్గస్య దధతే దధతే పురస్తాత్ పురస్తాత్ దధతే స్వర్గస్య తధతే స్వర్గస్య దధతే దధతే స్వర్గస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య లోకస్య అర్థవ అర్ధశ్వృతశ్వృతవ అర్థవ అర్ధశ్వేవైవర్తశ్వృతవ అర్థవ అర్ధశ్వేవ షత్రిగోషదక్షరా బృహతి బాలహతా బాలహతా బృహతి షత్రిగోషదక్షరా బృహతి బాలహతా బాలహతా బృహతి షత్రిగోషదక్షరా బృహతి బాలహతా షట్రికోషదక్షరేతిషట్రికోషదక్షరాహతి బాధత పశవ పశవ బాధత బృహతి బాధత పశవ బాధత పశవ పశవ బాధత పశవ బృహత్యా పశవో బాధత పశవ బృహత్యా పశవ బృహత్యా బృహత్యా పశవ పశవ బృహత్యైవ బృహత్యా పశవ పశవ బృహత్యైవ బృహత్యైవ బృహత్యా బృహత్యైవ పశూన్ పశువనేవ బృహత్యా బృహత్యైవ పశూన్ ఏ పశువన్ పశువనేవైవ పశువనవావ పశువనేవైవ పశువనవ పశువనవావ పశువన్ పశువనవరుంధతే రుంధతే పశువన్ పశువనవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే బృహతి బృహతి రుంధతే వావరుంధతే బృహతి రుంధతే బృహతి బృహతి రుంధతే రుంధతే బృహతి ఛందసాం ఛందసాం బృహతి రుంధతే రుంధతే బృహతి ఛందసాం బృహతి ఛందసాం ఛందసాం బృహతి బృహతి ఛందసా గుస్వారాజ్యం ఛందసాం బృహతి బృహతి ఛందసా గుస్వారాజ్యం ఛందసాగుస్వారాజ్యగ్స్వారాజ్యం ఛందసాం ఛందసాగుస్వారాజ్యమాష్టుగాష్టుగస్వారాజ్యం ఛందసాం ఛందసాగుస్వారాజ్యమాష్టుగ స్వారాజ్యమాష్టుదాష్టుగస్వారాజ్యగ్స్వారాజ్యమాష్టుగాష్టవదే స్వారాజ్యమాష్టుదాష్టవదే ఆష్టుగాష్టవదేష్ణవద ఆష్టుగాష్టుగాష్టవదే స్వారాజ్యగ్స్వారాజ్యమశ్నవద ఆష్టుగాష్టుగాష్టవదే స్వారాజ్యం అష్టవదే స్వారాజ్యగ్స్వారాజ్యమశ్నవదేష్ణవదే స్వారాజ్యం యే స్వారాజ్యమశ్నవదేష్ణవదే స్వారాజ్యం యే స్వారాజ్యంగేయే స్వారాజ్యగ్స్వారాజ్యంగేవమేవే స్వారాజ్యగ్స్వారాజ్యంగేవం స్వారాజ్యవిధిస్వారాజ్యం యేవమేవేయం విద్వాగుంస విద్వాగుంస ఏవేయం విద్వాగుంస ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమేం విద్వాగుంస శత్రుగుంషద్రాత్రుగుంషత్రుగుంషద్రాత్రం విద్వాగుంస ఏమేం విద్వాగుంస శత్రుగుంషద్రాత్రం విద్వాగుంసత్రిగుంషద్రాత్రిగుంషత్రిగుంషద్రాత్రం విద్వాగుంస విద్వాగుంసత్రిగుంషద్రాత్రమాసదే శత్రుగుంషద్రాత్రం విద్వాగుంస విద్వాగుంసత్రిగుంషద్రాత్రమాసదే శత్రుగుంషద్రాత్రమాసద ఆసదే శత్రుగుంషద్రాత్రిగుంషత్రిగుంషద్రాత్రమాసదే సువర్గకోసవర్గమాసదే శత్రుగుంషద్రాత్రిగుంషత్రిగుంషద్రాత్రమాసదే సువర్గం శత్రుగుంషద్రాత్రమిది శత్రుగుంషద్రాత్రం ఆసదేశ వర్గమో సువర్గమాసద ఆసదేశ వర్గమేవైవ సువర్గమాసద ఆసదేశ వర్గమేవ సువర్గమేవైవ సువర్గమో సువర్గమేవ లోకం లోకమేవ సువర్గమో సువర్గమేవ లోకం సువర్గమితి సుమహాగం ఏవ లోకం లోకమేవైవ లోకయ్యంతి యంతి లోకమేవైవ లోకయ్యంతి లోకయ్యంతి యంతి లోకం లోకయ్యంతి రాత్రావిత రాత్రో యంతి లోకం లోకయ్యంతి రాత్రౌ ఎంజిది రాత్రావిత రాత్రోయంతి ఎంజిది రాత్రావభితోభితోతి రాత్రోయంతి ఎంజిది రాత్రావభిత అతి రాత్రావభితోభితోతి రాత్రావితి రాత్రావభితో భవతోభితోతి రాత్రావితి రాత్రావభితో భవత అతి రాత్రావిత్యది రాత్రౌ అభితో భవతో భవతోభితోభితో భవతస్సువర్గస్య సువర్గస్య భవతోభితోభితో భవతస్సువర్గస్య భవతస్సువర్గస్య సువర్గస్య భవతో భవతస్సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య భవతో భవతస్సువర్గస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య పరిగృహీత్యే పరిగృహీత్యే లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య పరిగృహీత్యే సువర్గస్యేతి సువహాగస్య లోకస్య పరిగృహీత్యే పరిగృహీత్యే లోకస్య లోకస్య పరిగృహీత్యే పరిగృహీత్యాది పరిగృహీత్యే వసిష్ఠో హతపుత్రో హతపుత్రో వసిష్ఠో వసిష్ఠో హతపుత్రో కామయత కామయత హతపుత్ర వసిష్ఠో వసిష్ఠో హతపుత్రో కామయత హతపుత్రో కామయత కామయత హతపుత్రో హతపుత్రో కామయత విందేయ విందేయ కామయత హతపుత్రో హతపుత్రో కామయత విందేయ హతపుత్ర ఇతి హత పుత్ర అకామయత విందేయ విందేయ కామయత కామయత విందేయ ప్రజాం ప్రజాం విందేయ కామయత కామయత విందేయ ప్రజాం విందేయ ప్రజాం ప్రజాం విందేయ విందేయ ప్రజామభ్యభి ప్రజాం విందేయ విందేయ ప్రజానుభి ప్రజామభ్యభి ప్రజాం ప్రజామభిలౌ దాసాన్ సౌ దాసానభి ప్రజాం ప్రజామభిలౌ దాసాన్ ప్రజామిది ప్రజాం అభితౌ దాసాన్ సౌ దాసానభ్యభిసౌ దాసాన్ భవేయం భవేయకం సౌ దాసానభ్యభిసౌ దాసాన్ భవేయం సౌ దాసాన్ భవేయం భవేయకం సౌ దాసాన్ సౌ దాసాన్ భవేయమిది భవేయకం సౌ దాసాన్ సౌ దాసాన్ భవేయమిది

అవిందద ప్రజాం ప్రజామవిందతవిందద ప్రజామభ్యభి ప్రజామవిందతవిందద ప్రజామభి ప్రజామభ్యభి ప్రజాం ప్రజామభిసౌ దాసాన్ సౌ దాసానభి ప్రజాం ప్రజామభిసౌ దాసాన్ ప్రజామిది ప్రాజాన్ అభిసౌ దాసాన్ సౌ దాసానభ్యభిసౌ దాసాన భవద్భవత్సౌ దాసానభ్యభిసౌ దాసాన భవత్ సౌదాసాన భవద్భవత్సౌ దాసాన్ సౌ దాసాన భవద్యే భవత్సౌ దాసాన్ సౌ దాసాన భవద్యే అభవద్యే భవద్భవద్య ఏమేమయ్యే భవద్భవద్య ఏమేమయ్యేయ ఏం విత్వాగుంస విత్వాగుంస ఏమయ్యేయ ఏం విత్వాగుంస ఏం విత్వాగుంస విత్వాగుంస ఏమేం విత్వాగుంస ఏకస్మాన్న పంచాశం ఏకస్మాన్న పంచాశం విత్వాగుంస ఏమేం విత్వాగుంస ఏకస్మాన్న పంచాశం విత్వాగుంస ఏకస్మాన్న పంచాశం ఏకస్మాన్న పంచాశం విత్వాగుంస విత్వాగుంస ఏకస్మాన్న పంచాశమాసత ఆసత ఏకస్మాన్న పంచాశం విత్వాగుంస విత్వాగుంస ఏకస్మాన్న పంచాశమాసతే ఏకస్మాన్న పంచాశమాసత ఆసత ఏకస్మాన్న పంచాశం ఏకస్మాన్న పంచాశమాసతే విందంతే విందంత ఆసత ఏకస్మాన్న పంచాశం ఏకస్మాన్న పంచాశమాసతే విందంతే ఏకస్మాన్న పంచాశమిత్యేకస్మాన్న పంచాశం ఆసతే విందంతే విందంత ఆసత ఆసతే విందంతే ఏ ప్రజాం ప్రజాం విందంత ఆసత ఆసతే విందంతే ఏ ప్రజాం విందంతే ఏ ప్రజాం ప్రజాం విందంతే విందంతే ఏ ప్రజామభ్యభి ప్రజాం విందంతే విందంతే ఏ ప్రజామభి ప్రజామభ్యభి ప్రజాం ప్రజామభిభ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానభి ప్రజాం ప్రజామభిభ్రాతృవ్యాన్ ప్రజామిభిప్రాజాం అభిభ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానభ్యభిభ్రాతృవ్యాన్ భవంతి భవంతి భ్రాతృవ్యానభ్యభిభ్రాతృవ్యాన్ భవంతి భ్రాతృవ్యాన్ భవంతి భవంతి భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ భవంతి త్రయ స్త్రియో భవంతి భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ భవంతి త్రయ భవంతి త్రయ స్త్రియో భవంతి భవంతి త్రయ స్త్రివృత స్త్రివృత స్త్రయో భవంతి భవంతి త్రయ స్త్రివృత త్రయ స్త్రివృత స్త్రివృత త్రయ స్త్రియ స్త్రివృతో అగ్నిష్టోమా అగ్నిష్టోమా స్త్రివృతస్త్రయ స్త్రియ స్త్రివృతో అగ్నిష్టోమా త్రిగుణో అగ్నిష్టోమా అగ్నిష్టోమా భవంతి వజ్రస్య వజ్రస్యైవ వజ్రస్య వజ్రస్యైవ ముఖం ముఖమేవ వజ్రస్య వజ్రస్యైవ ముఖం ఏవ ముఖం ముఖమేవైవ ముఖగూసగూసం ముఖమేవైవ ముఖగూసం ముఖగూసగూసం ముఖం ముఖగూసగృష్యంతిష్యంతి సమ్ముఖం ముఖగూసగృష్యంతి సగృష్యంతిష్యంతి సగూసగృష్యంతి దశదశ్యంతిగృష్యంతి దశ శ్యంతి దశదశ్యంతిష్యంతి దశ పంచదశా పంచదశా దశ్యంతిష్యంతి దశ పంచదశా దశ పంచదశా పంచదశా దశ దశ పంచదశా భవంతి భవంతి పంచదశా దశ దశ పంచదశా భవంతి పంచదశా భవంతి భవంతి పంచదశా పంచదశా భవంతి పంచదశ పంచదశా భవంతి పంచదశా పంచదశా భవంతి పంచదశ పంచదశా ఇది పంచదశా భవంతి పంచదశ పంచదశా భవంతి భవంతి పంచదశో వజ్రో వజ్ర పంచదశో భవంతి భవంతి పంచదశో వజ్ర పంచదశో వజ్రో వజ్ర పంచదశ పంచదశో వజ్రో వజ్రం వజ్రం వజ్ర పంచదశ పంచదశో వజ్రో వజ్రం పంచదశ ఇది పంచాదశ వజ్రో వజ్రం వజ్రం వజ్రో వజ్రో వజ్రమేవ వజ్రం వజ్రో వజ్రో వజ్రమేవ

ఏకవిపుంషాభవంతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై ఏకవిపుంషాభవంతి ప్రతిష్ఠిత్యై ఏకవిపుంషా ఇత్యేకా విపుంషాః భవంతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవంతి ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై భవంతి ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యాథోరచకూరచమథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యాథోరచకూరచమథో అథోరచమేవైవరుచమథో అథోరచమేవ అథో ఇత్యథో కృచమేవైవరుచకూరచమేవాత్మన్నాత్మన్నేవరుచకూరచమేవాత్మన్ ఆత్మన్నాత్మన్నేవైవాత్మన్నాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన్నేవైవాత్మన విజిత్యైషత్, విజిత్యైషత్షడ్విజిత్యైషడా ఆశ్వినాన్యా ఆశ్వినాని షడ్విజిత్యై విజిత్యైషడా ఆశ్వినాని విజిత్యా ఇది విజిత్యై షడా ఆశ్వినాన్యా ఆశ్వినాని షట్షడా ఆశ్వినాని భవంతి భవంతి అశ్వినాని షట్షడా ఆశ్వినాని భవంతి ఆశ్వినాని భవంతి భవంతి అశ్వినాన్యా ఆశ్వినాని భవంతి షట్షద్భవంతి అశ్వినాన్యా ఆశ్వినాని భవంతి షడ్ భవంతి షట్షద్భవంతి భవంతి షడ్వై వై షడ్భవంతి భవంతి షడ్వై షట్వై వై షట్షద్వార్ధవ ఋతవో వై షట్షద్వార్ధవ వార్ధవ ఋతవో వై వార్ధవ ఋతుశ్రుతశ్రుతవో వై వార్ధవ ఋతుషు అర్ధవ ఋతుశ్రుతశ్రుతవ అర్ధవ ఋతుష్వే వై వర్తశ్రుతవ అర్ధవ ఋతుష్వే ఋతుష్వే వై వర్తశ్రుతశ్వేవ ప్రతి ప్రత్యేవర్తశ్రుతశ్వేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవ ప్రతిష్టంది తిష్టంది ప్రత్యేవ ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంద్యో నాతిరిక్త ఊనాతిరిక్తిష్టంది ప్రతి ప్రతిష్టంద్యో నాతిరిక్త తిష్టంద్యో నాతిరిక్త ఊనాతిరిక్తిష్టంది తిష్టంద్యో నాతిరిక్త వై వా ఊనాతిరిక్తిష్టంది తిష్టంద్యో నాతిరిక్త వై ఊనాతిరిక్త వై వా ఊనాతిరిక్త ఊనాతిరిక్త వా ఏత ఏత వా ఊనాతిరిక్త ఊనాతిరిక్త వా ఏత ఊనాదిరిక్త ఏత వై వా ఏత రాత్రియో రాత్రియ ఏత వై వా ఏత రాత్రియ ఏత రాత్రియో రాత్రియ ఏత ఏత రాత్రియ ఊనా ఊనా రాత్రియ ఏత ఏత రాత్రియ ఊనా రాత్రియ ఊనా ఊనా రాత్రియో రాత్రియ ఊనాస్తూనా రాత్రియో రాత్రియ ఊనాస్త ఊనాస్తూనా ఊనాస్తూనా ఊనాస్త తద్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్యేకస్య పంచాశన్నన పంచాశదతిరిక్తా అతిరిక్తాః పంచాశన్నన పంచాశదతిరిక్తాః పంచాశదతిరిక్తా అతిరిక్తాః పంచాశత్ పంచాశదతిరిక్తాః తత్తదతిరిక్తాః పంచాశత్ పంచాశదతిరిక్తాః తద్ అతిరిక్తాస్తత్తదతిరిక్తా అతిరిక్తాస్తద్యజ్జత్తదతిరిక్తా అతిరిక్తాస్తద్యద్ అతిరిక్తా ఇత్యతిరిక్తా తద్యజ్జత్తద్యద్భూయతేర్భూయతేర్యత్తద్యద్భూయతేర్యద్భూయతేరస్తాజత్వారిమోషతోష్టాజత్వారిమోషతోభూయతేర్యద్యద్భూయతేరస్తాజత్వారిమోషత అష్టాచత్వారిమోషత ఊనాదూనాచ్చ ఖలు ఖలు చోనాదూనాచ్చ ఖలు చ ఖలు ఖలు చ ఖలు వై వై ఖలు ఖలు వా అతిరిక్తాదతిరిక్తాద్వై ఖలు ఖలు వా అతిరిక్తాద్ వా అతిరిక్తాదతిరిక్తాద్వై వా అతిరిక్తాచ్చ అతిరిక్తాచ్చ అతిరిక్తాదతిరిక్తాచ్చ ప్రజాపతిః ప్రజాపతిష్టాతిరిక్తాదతిరిక్తాచ్చ ప్రజాపతిః అతిరిక్తాదిత్యతిరిక్తాదు చ ప్రజాపతిః ప్రజాపతిష్ట చ ప్రజాపతిః ప్ర ప్ర ప్రజాపతిష్ట చ ప్రజాపతిః ప్ర అతిరిక్తాదిత్ అన్నాద్యేత్యన్నా అద్య పరిగృహీత్యా ఇది పరిగృహీత్యై.